శ్రీ వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలో నిన్నటి రోజున కర్ణవధ పూర్తయినది. అదేవిధంగా శల్యవధ కూడా చెప్పుకోవడం జరిగింది. కర్ణుడు వధింపబడిన తర్వాత సర్వసేనాధ్యక్ష పదవికి శల్యుడు ఎంపిక కాబడ్డాడు. యుద్ధములో ఆ శల్యుని యుధిష్ఠిరుడు ఓడించాడు. ఆ తర్వాత శల్యుని అనుచరులు 700 మంది ప్రతీకార వాంఛతో కౌరవసేనల సహాయంతో యుధిష్ఠిరుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా అక్కడ దుర్యోధనుడు వారించట, మేమందరం కూడా సన్నద్ధులమే వస్తాం, మీరు బయలుదేరవద్దు అని. ఎందుకంటే అటు సిద్ధమవుతున్నాడు భీమసేనుడు అర్జునుడు, వాళ్ళు ముందు నిలబడితే ఏమవుతుందో దుర్యోధనుడికి తెలుసు. వారించినా వినకుండా కోపముతో ఒక ఉక్రోషంతో ముందుకు బయలుదేరారు శల్య అనుచరులు 700 మంది. ఆ 700 మందికి భీమసేనుడు అర్జునుడు కలిసి సమాధానం చెప్పారు. వాళ్ళు సంహరింపబడ్డారు. ఆ తర్వాత మిగిలినటువంటి కొద్దిపాటి బలముతో, అది పదాతి బలం, అశ్వబలం, గజబలం, రథబలం, ఈ 4 బలాలని ఒక పద్ధతిలో పాండవుల మీదకి దాడికి తీసుకువెళ్లారు కౌరవులు. ఈ పదాతి బలంలో 21,000 మంది పదాతులని ఒక్క భీముడే అలవోగ్గా సంహరించేట. అది ఒక అద్భుతమైన అంశం. అది ఆయన యొక్క అతిమానుషమైన పరాక్రమంతో అది సాధించడం జరిగినది. ఆ తర్వాత సాత్యకి శాల్వుడు అనబడేటువంటి కౌరవసేనకు సంబంధించినటువంటి రాజును సంహరించడం జరిగింది. సాత్యకి కృతవర్మకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ కృతవర్మ మహా శస్త్రాస్త్ర సంపన్నుడు, కానీ కృతవర్మ సాత్యకి చేతిలో ఓడిపోయి పరాభవింపబడి వెళతాడు. ఆ తర్వాత శంకుల యుద్ధం జరుగుతుంది. శంకుల యుద్ధానికి ద్వైరథ యుద్ధానికి తేడా చెప్పుకున్నాం. శంకుల యుద్ధంలో అందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు. ఈ శంకుల యుద్ధంలో అర్జునుడు భీముడి యొక్క పరాక్రమంతో కౌరవసేన అనేక విధములుగా దెబ్బతింటున్నది. ఈ లోపల దుర్యోధనుడు కనబడలేదుట. ఎక్కడున్నారో అని చూసుకుంటూ ఉంటే రథ సమూహ మధ్యంలో దాక్కుని ఉన్నాడు ఆయన. ఆయనకి రక్షణగా మొత్తం రథ సమూహం అంతా ఉన్నది. అది అర్జునుడు చూసి ఈ రథముల మధ్యములో దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు అతన్ని ఎదుర్కొనాలి. ఇప్పుడు మొత్తం ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే కౌరవసేన అంతా కనబడుతుంది. మనం 17 రోజుల క్రితం యుద్ధం ప్రారంభించుకున్నాం, అప్పటికి కౌరవసేన సముద్రమంతున్నది. ఇవాళకి ఒక మడుగంత తయారైంది చూసేవా కృష్ణ అన్నట్టు, ఇక్కడ అంత తగ్గింది ఇప్పటికీ అని చెప్తూ భీష్ముడు పడిపోయిన వెంటనే దుర్యోధనుడు సంధి చేసుకుని ఉంటే మేలు జరిగేది, కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు మాట వినలేదు. అప్పటికి భీష్ముడు చెప్పాడు. ఆ తర్వాత అశ్వత్థామ చెప్పడం అన్నీ జరిగినది, కానీ ఎవరు మాట వినలేదు. ఇంత వినాశనానికి హేతువయ్యింది అని చెప్తూ సవ్యసాచి భీమసేన సహాయంతో అక్కడ ఉన్నటువంటి రథబలమున అంతా కూడా రూపుమాపుతాడు. ఆ తర్వాత గజబలం, ఆ ఏనుగులను కూడా అలవోకగా భీమసేనుడు వాటన్నిటి ఎదుర్కొంటాడు. నిజానికి 10,000 ఏనుగుల బలము కలిగిన భీమసేనుకి గజబలాన్ని దెబ్బతీయడం పెద్ద విశేషమైన అంశమేం కాదు. ఈ విధంగా ప్రధాన బలములను ఒక్కొక్కటి దెబ్బతింటూ ఉంటే ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రుల్లో 11 మందిని భీష్ముడు ఏకకాలంలో సంహరిస్తాడు. నిజానికి భీముడు మొత్తం ధృతరాష్ట్ర పుత్రులందరినీ సంహరించినట్టు భీముడిదేనండి. భీముడు తన యొక్క భుజబల పరాక్రమంతో మొత్తం ధార్తరాష్ట్ర పుత్రులందరినీ సంహరించాడు విడతల విడతలుగా. ఒక్కడు మాత్రం మిగులుంటాడు, వాడెవడో చూద్దాం తర్వాత. కానీ వాడు గాంధారి పుత్రుడు కాడు. మొత్తానికి ఎప్పుడైతే ధార్తరాష్ట్రులందరూ సంహరింపబడ్డారో ఇక సుశర్మ గుర్తున్నాడా? ఈ సుశర్మ అనేటువంటి వాడు ఉత్తర గోగ్రహణ సమయానికి ముందు దక్షిణ గోగ్రహణం చేసినటువంటి వాడు, మహాప్రతాపశాలి. వాడు ఇప్పటి వరకు ఈ యుద్ధంలో పాల్గొన్నాడు, కానీ అన్ని చోట్ల జయిస్తూనే ఉన్నాడు. ఆ సుశర్మ కూడా వధింపబడ్డాడు యుద్ధంలో. తర్వాత సహదేవుడు ఉలూకుని ఎదుర్కొంటాడు. ఉలూకుడు శకుని యొక్క కొడుకు. ఈ ఉలూకుడు కూడా శకుని దగ్గర వంచన మొదలైన శిల్పంలో అరితేరినవాడే. ఈ ఉలూకుడు నిజానికి సహదేవుడిని కవ్వించి యుద్ధం చేస్తే ముందు సహదేవుడు కొంత దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ తేరుకుని ఉలూకుని దెబ్బతీస్తాడు. ఆ తర్వాత ఉలూకుని తండ్రి అయినటువంటి శకుని మహా ఉక్రోషంతో సహదేవుడి మీదకి వస్తాడు. ఇతడు ప్రధానంగా దుష్టచేష్టయంలో అప్పటికి నిజానికి ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా ఇద్దరు మిగిలేరు మనకి. ఆ శకుని వస్తున్నాడు. ఆ శకుని ఎప్పుడైతే వచ్చాడో ఆ శకుని తన యొక్క బాణములతో దెబ్బతీస్తూ గాంధార దేశానికి సంబంధించిన బలిసిన గుర్రాలతో వచ్చాట శకుని. ఎందుకంటే వాడు గాంధార దేశం, కాంధార్ ఆఫ్ఘనిస్తాన్ వాడిది. అక్కడ ప్రత్యేకమైనటువంటి ఆ గుర్రాలతో ఆశ్వికులతో అతడు వస్తూ చుట్టూ ఉన్న ఆశ్వికుల బలంతో వచ్చి సహదేవుణ్ణి సులభంగా మట్టు పెడతా అని భావించాడు. కానీ సహదేవుడు ఇక్కడ అంటున్నట్ట, క్షత్రధర్మే స్థిరో భూత్వా యుద్ధస్వ పురుషోభవ యత్తదా హృష్యసే మూఢ గ్లహన్నక్షై సభాతలే. నీకు నిజానికి క్షత్రధర్మం తెలియదయ్యా, నీకు తెలిసిందంతా వంచన ధర్మం. నీకు పరాక్రమం చూపించిన ఎక్కడ తెలుసు, పాచికలు విసరడం తెలుసు అంతే. అలాంటిది నువ్వు పరాక్రమానికి వచ్చావు, కానీ నువ్వు ఆనాడు విసిరిన పాచికలు ఇప్పుడు ఇంత యుద్ధానికి హేతువయ్యే. కేవలం ఆనాడు పాచికలు విసురుతూ ఎంత ఆనందించావో ఇప్పుడు మేము బాణములు విసురుతున్నప్పుడు నీ యొక్క అనుభవం ఏంటో చూడు అని చెప్తూ ఫలమధ్య ప్రపద్యస్వ కర్మణస్తవ దుర్మతే, నాటిని వంచనా ద్యూతానికి యొక్క ఫలమేమిటో ఇప్పుడు చూడు అని సహదేవుడి యొక్క విజృంభణ చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నది. ఆ సహదేవుడి విజృంభణలో శకుని మరణించాడు. ఇలా చతుష్టయంలో వాడు మరణించిన తర్వాత ప్రావేద కుపిత పాండుపుత్రో యత్తత్కురుణామనయస్య మూలం అంటున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. శకుని సంహరించడము అంటే శకుని తల కింద పడిందట. ఈ తల ఏమిటయ్యా అంటే మొత్తం కౌరవుల అవినీతికి వాళ్ళ వినాశనానికి మూలము ఈ తల అని వర్ణించాడు వ్యాసదేవుడు ఇక్కడ. ఆ తల ఎప్పుడైతే నేల మీద పడిందో వెంటనే విజయోత్సాహంతో పాండవ సేనలు జయజయధ్వానాలు పలుకుతున్నాయి. ఇది చూశాడు దుర్యోధనుడు, గమనిస్తున్నాడు. ఇంకా తనకంటూ ఏం మిగల్లేదండి, అంత వీరుల్లో కృతవర్మ పారిపోయాడు. అదేవిధంగా అర్జున్ని పరాక్రమం యొక్క ధాటికి అశ్వత్థామ కృపాచార్యుడు కూడా పారిపోయేట. ఇంకేం మిగిలింది? అసలు మిగిలిన వాళ్ళు మొత్తం నలుగురే. ఆ నలుగురిలో కృతవర్మ పారిపోయాడు ఒక విడతలో, అర్జునుడి యొక్క పరాక్రమం నిలబడలేక అశ్వత్థామ కృపాచార్యులు కూడా పారిపోయారు. ఇప్పుడు దుర్యోధనుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఇటువైపు ఉత్సాహంగా పాండవులందరూ జయజయధ్వానాలు చేస్తుంటే చూస్తున్నట్ట శోకం గుండెల్లోంచి తన్నుకొస్తుందండి దుర్యోధనుడికి. పైగా నిజానికి ఇదివరకు ఆయన దగ్గర ఉన్నటువంటి రథాలు ఏమిటి, చుట్టూ పరివారం ఏమిటి, ఇప్పుడు పారిపోదామంటే రథం లేదు, గుర్రం లేదు, ఒక్కడు నిలబడ్డాడు. ఆశ్చర్యపోయాడు. పైగా ఇప్పుడు పాండవ మహాబలంలో ఏం మిగిలింది, దుర్యోధనుడికి ఏం మిగిలిందో చెప్తున్నాడు ఇక్కడ. పాండవ మహాబలంలో ఇప్పుడు 2000 రథాలు, 700 ఏనుగులు, 5000 గుర్రాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలేరు అని. అంటే అక్కడ కూడా చాలా నష్టమైంది, మిగిలింది వాళ్ళు. దుష్టజ్యుమ్నుడు మొత్తం అన్ని యుద్ధం జరిగిన సర్వకాలముల్లోనూ 18 రోజులు కూడా ఆయనే సర్వసేనాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఒంటరిగా మిగిలెట్ట. రణభూమిలో పారిపోవడానికి తోడు కూడా లేడు ఆయనకి, పారిపోవడానికి తోడు లేడు. చూడండి ఇది పరిస్థితి, నేల మీద నిలబడ్డాడు. ఇటువైపు ఆనందపూర్వకమైన పాండవుల గర్జనలు, వాళ్ళందరూ ఆ బాణములు ఆనందంతో విసురుకుంటూ ఉత్సాహంగా వాళ్ళ క్రయంకారాలు చేస్తూ ఉంటే ఇతను దుఃఖితుడై నెమ్మదిగా వెనుతిరిగి తూర్పు దిశ వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఒక్కడు చేతిలో గద పట్టుకుని వెళుతున్నట్ట, అంతే మరేమీ లేదు. అప్పుడు అనుకున్నాడు ప్రాజ్ఞుడైన విదురుడు గతంలోనే ఇదంతా ఊహించాడా, దర్శించాడా, ఆయన చెప్పాడు కానీ నేను వినలేదు. ఆయన తప్పక గ్రహించి ఉన్నాడు, ఇప్పుడు జరిగింది అనుకుంటూ నెమ్మదిగా ఆయన ప్రయాణం ప్రారంభిస్తూ ఉండగా త్రోవల సంజయుడు ఎదురయ్యేట. ఈ సంజయుడు యుద్ధంలో పాల్గొన్నాడు కానీ అతనికి ఎవరు ఏ ప్రమాదము చెయ్యరని వరం ఉన్నది. అది చూసిందంతా వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర ఎక్కడూ పెడుతున్నాడు. ఈ సంజయుడు ఆ దుష్టజ్యుమ్నుడు గట్టిగా సంజయుడిని పట్టుకుని చంపేస్తానన్నట్ట. సాత్యకి ఇతన్ని చెయ్యవద్దయ్యా, ఈయన బ్రతుకున్నా మరణించడం మనకేం నష్టం లేదన్నట్ట. అప్పుడు వ్యాసదేవుడు అక్కడికి వచ్చి ఇతడు అవధ్యుడు, ఇతన్ని సంహరించవద్దు, వదిలిపెట్టేయండి అన్నారు. అప్పుడు ఈ సంజయుడు దుర్యోధనుడు వెళుతున్న వైపు చూశాడు. అప్పుడు దుర్యోధనుడు సంజయుని చూసి ఇలా జరిగిందని, నేను అటు వచ్చి ముఖం చూపించనని మా నాన్నకు నువ్వే చెప్పాలయ్యా, ఇదంతా నువ్వే కామెంటేటర్, మళ్ళీ వెళ్ళి చెప్పాల్సిన వాడు, ఇదంతా నువ్వే చెప్పు అని వెళుతున్నాడు. ఆ వెళుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరమైన వేదనాభరితమైన సన్నివేశం అంటే, ఐరావతం మీద ఎక్కి ఏ నుంగు నెక్కి పెక్కే నుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలరే అని తిక్కన గారు అంటారు ఇక్కడ. తాను ఏనుగు నెక్కి ఊరేగుతూ ఉంటే చుట్టూ ఆ గజబలము చెందిన మావటీల వాళ్ళు చుట్టూ వస్తున్నారు. అలా తిరిగినటువంటి మహానుభావుడు దుర్యోధనుడు, పైగా ఇంద్రుళ్ళాంటి ఐశ్వర్యాలన్నీ అనుభవించినటువంటి వాడు, ఇప్పుడు తీవ్రంగా గాయపడి నేలపై కాళ్లతో ఒంటరిగా నిలిచి ఉండి బయలుదేరుతున్నాడు. ఆ సన్నివేశం సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తుంటే సంజయుడికే జాలేసిందండి. అంత దుర్మార్గుడైన బాధ అనుభవిస్తున్నప్పుడు మాత్రం జాలి వేస్తుందండి తలచుకుంటే. ఆ విధంగా వెళుతున్నాడు. క్రమంగా అక్కడున్న ఒక మడుగు దగ్గరికి చేరుకున్నాడు. తూర్పు వైపు వెళ్ళి ఆ మడుగు మంచి జలముతో ఉంది, కానీ కొన్ని మాయాశక్తులు తెలిసినటువంటి దుర్యోధనుడు తన మాయాశక్తితో మడుగుని స్తంభింపజేసి అందులో చేరాడు. అక్కడ పైగా ఒక్కడే మిగిలిన్నాడు. కానీ నిజానికి కృపాచార్యులు వారు, అశ్వత్థామ, కృతవర్మ వీరందరూ పారిపోయారు. వాళ్ళు ఎంత గాయాలు తగిలాయి అంటే వాళ్ళు అలసట నుంచి ఇంకా తేరుకోలేదుట. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు అటువంటి పరిస్థితి. అయితే సంజయుడు ఒక్కడు మరి తిరిగి క్షేమంగా వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు విడిచిపెట్టారు. అప్పుడు ఈ అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలు ఒక దగ్గర చేరారు. వారు సంజయుని చూసి ఏమి జరిగింది, దుర్యోధనుడు ఎక్కడున్నాడంటే ఆ మడుగు దగ్గర ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ దాన్ని బట్టి వాళ్ళు మడుగు దగ్గరికి చేరుకున్నారు. చేరుకోగానే ఒక్కసారి దుఃఖం కలిగింది వాళ్ళందరికీ కూడా, దుర్యోధన్ని ఆ స్థితిలో చూస్తూ ఉంటే. అప్పటికే మరణించినటువంటి కౌరవ యోధుల కోసం వారి భార్యలు విలపిస్తూ ఉన్నారు. అక్కడ శిబిరాల్లోకి వచ్చినటువంటి వీరుల యొక్క కాంతలు వారి భర్తల యొక్క మృతదేహాల వద్ద విలపిస్తూ ఉన్నారు. అలాంటి బీభత్సమైన బాధ. ఈ సమయంలో ఒక్కడు మాత్రం ఉన్నట్ట, మొత్తం కౌరవుల వంశంలో మిగిలినవాడు. అతడు తిన్నగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధం చేయలేను, నువ్వు విడిచిపెడితే నేను వెళతాను, లేకపోతే నువ్వు బంధిస్తావో సంహరిస్తావో నీ ఇష్టం అన్నాడు. అతడు ధృతరాష్ట్రునికి పరిచర్య చేసినటువంటి ఒక వైశ్య కుటుంబానికి చెందినటువంటి స్త్రీకి కలిగిన సంతానం యుయుత్సుడు. ఇతడు మహానుభావుడు అండి. ఇక్కడ సమవేత యుత్సవ అని మనకు భగవద్గీతలో కూడా చదువుకుంటాం. ఆ యుత్సవుడు మాత్రం మిగిలెట్ట. ధర్మరాజు అతని గాఢాలింగనం చేసుకుని నువ్వు క్షేమంగా వెళ్ళని చెప్పాడు. యుత్సువు తిన్నగా వెళ్ళి ఆయనకు ఇంత యుద్ధాన్ని చూసి కొంత భయం కలుగుతూ ఉన్నప్పటికీ రక్షింపబడి ఆయన చేరుకున్నాడు అక్కడికి. ఈ లోపల ద్రౌణి అనగా అశ్వత్థామ ద్రోణపుత్రుడు, ఆయన కృతవర్మ కృపాచార్యులు, వీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఇందులో నువ్వు దూరేవు, లే మనం ఇప్పుడు ధర్మరాజుతో పోరాడాలి, మేమున్నాంగా, నువ్వు మనము కలిస్తే తప్పకుండా వాళ్ళని సంహరించవచ్చు, ప్రయత్నం చేద్దాం, రాజ్యాన్ని అనుభవిస్తావు గెలిస్తే, లేదా మరణించి స్వర్గాన్ని పొందుదాం, కానీ ఈ విధంగా నువ్వు ఇక్కడ దాక్కోవడం పనికిరాదు సుమా. ఈ పాండవ కౌరవ సంగ్రామం నుండి ఈ విధంగా మనం అనేక రకాల దెబ్బలు తింటున్నప్పటికీ మళ్ళీ మనం తేరుకుని యుద్ధం చేస్తున్నాం, కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళి యుద్ధం చేద్దామంటే అంటున్నాడు ఇక్కడ. అసలు మిమ్మల్ని చూస్తాను నేను అనుకోలేదు, మీరు కనబడ్డారు, అదే పెద్ద అదృష్టం అన్నాడు ఆయన. ఇక్కడ పైగా మీరు ఎంత తీవ్రంగా గాయపడి ఉన్నారో చూసాం, నేను అంత తీవ్రంగా గాయపడి ఉన్నాను. యుద్ధం చెయ్యాలి అనేది ధర్మమే ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడున్న శారీరకమైనటువంటి గ్లాని అలసట వీటితో ప్రస్తుతం యుద్ధం చేయడానికి అవకాశం లేదు. గనక ఈ రాత్రికి మనందరం విశ్రమించి రేపు పొద్దున్న మనం సంప్రదించుకుని ఏం చేయాలనే వ్యూహం పంటుకుని వెళదాము అనగానే అశ్వత్థామ అంటున్నాడు, చూసావా, ఆనాడు యుద్ధంలో వేసిన కవచం నేను ఇప్పటి వరకు విశ్రాంతి కోసం కూడా తీయలేదు, ఎందుకంటే దృష్టజ్యుమ్ని వధించే వరకు ఈ కవచం పెట్టుకుంటానన్నాను, వధిస్తాను అనుకున్నాను, నా వల్ల కాలేదు, ఎందుకంటే ఆ పాండవుల బలాన్ని ఎదుర్కోవడం కష్టమని మా నాన్నకి తెలుసు, నాకు తెలుసు. అయితే ఇప్పుడు నీ ముందు నేను ప్రతిజ్ఞ పడుతున్నాను, సర్వపాంచాలురను, ఇతర పాంచాలుల మీద ప్రతీకారం చూపిస్తున్నాడు. పాంచాలురు అంటే ఇక్కడ దృష్టజ్యుమ్నుడు పాంచాల దేశ అధీశుడైన ద్రౌపదుని యొక్క పుత్రుడు. అందుకే పాంచాలురు అంటే దృష్టజ్యుమ్నుడు, వారి యొక్క సంతానము, ఈ పాంచాలుర కుటుంబం, వాళ్ళందరినీ సంహరించే వరకు ఈ కవచాన్ని విడిచిపెట్టను అని నేను శపథం పట్టాను. ఇప్పుడు నీ యొక్క దురవస్థ దీనావస్థ చూసాక ఇంకా నాలో పంతం పెరిగింది, తప్పకుండా వాళ్ళని వధించి తీరుతాను అని ఎప్పుడైతే యుద్ధాన్ని అభిలషిస్తూ మన యుద్ధం చేయాలని చెప్తున్నారు, నిజానికి దుర్యోధనుడికి యుద్ధం చేయాలని ఆశ వదిలేశాడండి. వీళ్ళు వచ్చి చెప్పడంతో రేపు పొద్దున్న ఆలోచిద్దాం అంటున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే కొందరు బోయి వాళ్ళు చూశారట. ఎందుకంటే దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక విశాలమైన మహాకురుక్షేత్రంలో అతడి జాడ తెలుసుకోవడానికి వేగుల్ని నియమించారు ఇక్కడ యుధిష్ఠిరుడు, మరోవి భీముడు. ఆ వెళుతున్న వేగుల నుంచి సమాచారం లేదు. ఇలా యుధిష్ఠిరుడు దుర్యోధనుడి జాడ కోసం వెతుకుతున్నారు, ఎవరైతే జాడ చెప్తారో వారికి బహుమతిని ఇస్తారు అని తెలిసాక కొందరు బోయి వాళ్ళు వేట కోసం అక్కడ వచ్చి చెట్ల చాటు నుంచి దుర్యోధనుడు మాట్లాడడాన్ని చూశారు. దుర్యోధనుడు ఇక్కడున్నాడు, మనం వేటాడితే మహా అయితే మాంసం వస్తుంది, కానీ కబురు తీసుకెళ్లి భీముడికి చెప్తే మనకు కావలసిన ధనం ఇస్తాడు, కనుక మనం వెళ్ళి భీమసేనుకు చెప్తామని దుర్యోధనుడు ఎక్కడున్నాడో ఆ జాడని భీమసేనికి ఆ భోజులు తెలియజేశారు. వెంటనే పాండవులు కృష్ణపరమాత్మ దుర్యోధనుడు ఉన్న చోటుకు వచ్చారు. అయితే దూరం నుంచి వాళ్ళు రావడం చూసి కృపాచార్య అశ్వత్థామ కృతవర్మ, ఇప్పుడు వాళ్ళు ఇటు వస్తున్నారు, ఎదుర్కొనే బలం లేదు, పైగా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారో దేనికి వస్తున్నారో తెలియదు, మనం మాత్రం దాక్కుందామని వాళ్ళు కనబడకుండా చెట్ల చాటుకు వెళ్ళి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కృష్ణ సహితులైనటువంటి పాండవులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ నీటి మడుగులో ఉన్నటువంటి దుర్యోధనుడిని విషయం కనిపెట్టారు. అతడు లోపల ఉన్నాడు, బయటికి రావట్లేదు, కానీ ఉన్నాడన్న విషయం తెలిసింది. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, చూసావా, దుర్యోధనుడు మాయని ఇక్కడ ఏర్పాటు చేసుకుని దాన్ని స్తంభింపజేయబడ్డాడు. అంటే ఒక విధంగా ఒక మానుషాతీతమైనటువంటి సామాన్య మానవులు చెయ్యలేని ఒకనొక మాయాతంత్రమును అతను ఉపయోగించుకుని దానిలో ఉన్నాడు. దీన్ని జలస్తంభన విద్య అని అంటారు, కానీ ఆ శబ్దాన్ని మాత్రం ఇక్కడ వాడలేదు. ఇది యోగముతో సాధించిన జలస్తంభనం కాదు, ఒకనొక మాయాతంత్రమని భారతం మనకు చెప్తున్నది. ఇక్కడ మాయతో అతడు ఉన్నాడు గనక వెంటనే యుధిష్ఠిరుడితో కృష్ణ పరమాత్మ అంటున్నాడు, యుధిష్ఠిర, మాయతో ఉన్నవాళ్ళని మాయతోనే కొట్టాలి సుమా అన్నాడు. ఇక్కడ అన్ని సర్వము ఆయనకు తెలుసండి, ఏం జరగబోతుంది ఏం జరపాలో కూడా. అందుకు చెప్తున్నాడు ఇక్కడ, మాయావిని మాయతోనే సంహరించాలి అనేది ఒక ధర్మం, అది మనం చెయ్యాలి. అంతేకాదు వ్యూహాత్మకమైన ఉపాయంతోనే వీడిని కొట్టాలి తప్ప రుజువైన పరాక్రమంతో వీడిని కొట్టడం సాధ్యం కాదు అది చెప్తున్నాడు ఇక్కడ. ముందే కృష్ణ పరమాత్మ ఈ విషయమని సూచనగా అందిస్తున్నాడు. అయితే వ్యూహాత్మకమైనటువంటి పరాక్రమం చూపించడం ధర్మమా ధర్మ విరుద్ధమా అని మీమాంసకు వెళ్ళక సుమ. ఇదివరలో అసురుల్ని సంహరించినప్పుడు దేవతలు కూడా లోకరక్షణని ఆశ్రయిస్తూ ఒక వ్యూహాన్ని పన్నారు. ఇది చాలా కీలకమైన అంశమండి. భారతంలో ఇంకా ఏ కోశానైనా మనకి ధర్మ సందేహాలు మిగిలి ఉంటే వాటిని సమూలంగా నాశనం చేసే సన్నివేశం ఇక్కడుంది. కృష్ణుడు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మనకు సరిగ్గా అర్థం కాలేదేమని మళ్ళీ చిట్ట చివరికి మళ్ళీ చెప్తాడండి. అలాగని ఇప్పుడు అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించవద్దు. ఇప్పుడు తెలుసుకుందాం, చిట్ట చివరికి విందాం. అప్పుడు మరింత స్పష్టంగా మనకు అవగతమవుతుంది. కనుక వ్యూహాత్మకమైన క్రియలతోనే అసుర సంహారాలు జరిగే వెతకండి వేదాలు పురాణాలు. లోకరక్షణ కోసం తప్పదు. అది ఇప్పుడు మనం కూడా చూపించక తప్పదయ్యా ఈ విధంగా అని చెప్తూ, ఎందుకంటే ఈ లోపల ఉన్నవాడు సామాన్యుడు కాడు, వాడి బలం వాడికున్నది, వాడి బలం అంచనా నాకున్నది, ముందు వాడిని అందులోంచి మడుగులోంచి తీసుకురావాలి. ఆ మడుగు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అంటున్నట్టు నవ్వుతూ, సుయోధన నీటిలో అన్నిష్టానాన్ని ప్రారంభించావా అన్నట్టు. ఇక్కడ ఇలా ఎంతకాలం ఇక్కడ, పైగా క్షత్రియులందరినీ వంశాన్ని కూడా నాశనం చేసి నీ ప్రాణాలు దక్కించుకోవడానికి ఇక్కడ దాక్కుంటావా, ఇది వీరలక్షణమా అన్నాడు. ఇది మొదటి ప్రశ్న అండి. గట్టిగా అడిగాడు సుయోధన, లే పోరాడు నువ్వు ఇప్పుడు. నీ గర్జనలేమయ్యాయి? నీ గర్జనలు ఆనాడు ద్యూత సభ మొదలుకుని ఈ 17 రోజులు వింటూనే ఉన్నాం. ఆఖరికి దెబ్బ తగిలిన ప్రతిసారి కాలికి బుద్ధి చెప్పిన వైనాలు కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న జరిగిన యుద్ధంలో ఎన్ని మార్లు పారిపోయావు, ఇప్పుడు మళ్ళీ అప్పుడు వెనక్కి వచ్చావు, ఇప్పుడు వెనక్కి రాకుండా ఏకంగా వచ్చి ఇక్కడ దూరేవు, ఇది జరుగుతున్నది. నీ అస్త్ర విద్యా నైపుణ్యమేది? నీ గర్జనలేమయ్యాయి? క్షత్రధర్మంతో ఒక్కసారి లేచి యుద్ధానికి రా, ఎందుకలా భయపడి దాక్కుంటావు అంటే, దుర్యోధనుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రాణికి భయం కలగడం అనేది పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కాదయ్యా అన్నాడు. ఇక్కడ భయం అనేది ప్రతివాడికి సహజం, ఒక్కొక్కడికి ఒక్కొక్క అవస్థలో కలుగుతుంది. అయితే నేను ప్రాణభయంతో పిరికితనంతో పారిపోలేదు సుమా. అతడి సమర్థంతో చేసుకోవాలి కదండి. ప్రాణభయంతో పిరికితనంతో పారిపోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలాగున్నది అంటే, నాకు రథం లేదు, అమ్ముల పొది లేదు, నా పార్శ్వరక్షకులు మరణించారు, నేను ఒంటరినయ్యాను, అలసిపోయాను, కొద్దిసేపు విశ్రమించాలి అనుకుని ఇందులో దూరేనే తప్ప మీతో యుద్ధం చేయకూడదని కాదు సుమా. పైగా మీరు కూడా కాస్త విశ్రమించండి. మీరు విశ్రాంతి తీసుకున్నాక అందరం తేరుకున్నాక మళ్ళీ యుద్ధాలు మొదలు పెడదాం. ఈయన చెప్పాడు ఇక్కడ, మా విశ్రాంతంతా అయిపోయింది, మేము బలం పుంజుకున్నాం, ఇంక నువ్వు రా అన్నట్టే ఇక్కడ. మమ్మల్ని విశ్రమించమని నువ్వు చెప్పక్కర్లేదు, చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం కూడా, మేము విశ్రాంతి తీసుకుని మళ్ళీ తాజాగా మారి నీకోసం వెతుకుతూ ఉన్నాం. అందుకు నువ్విప్పుడు బయటికి రా, నీ యొక్క ప్రతిజ్ఞలు చెల్లించుకో, నీ యొక్క ప్రగల్భాలు గర్జనలు అవి నిజం చేసుకో, పాండవులను చంపి విశాలమైన రాజ్యాన్ని పొందు, లేదా చచ్చి వీరలోకాన్ని పొందు, ఈ రెండే నీకు మిగిలినటువంటి క్షత్రధర్మములు, దాక్కోవడం పనికిరాదు సుమా అంటే, అప్పుడు అంటున్నాడు దుర్యోధనుడు, నువ్వెవరి కోసం ఈ రాజ్యాన్ని కోరుకుంటున్నావు? నీకైతే నీ వాళ్ళు ఉన్నారు, నేనెవరి కోసం ఈ రాజ్యాన్ని కోరుకోవాలి చెప్పు. నా సోదరులందరూ మరణించారు, అంతేకాదు భూమిలో ఉన్న మేటి క్షత్రియులందరూ నా వైపున పోరాడి నశించారు, ఎన్నో సంపదలు పోయాయి. నేనిప్పుడు భర్త కోల్పోయిన స్త్రీలా మిగిలినటువంటి రాజ్యాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా లేను, నాకు ఉత్సాహం లేదు సుమా. నిజానికి నిన్ను ఓడించాలని ఉందే కానీ ఓడించి ఏం బాగుకుంటాను, ఎవరితో కలిసి సుఖపడతాను, నా ఆనందాన్ని పంచుకోవడానికి నా వాళ్ళంటూ ఎవరున్నారయ్యా ధర్మరాజా? అందుకు ఒక్క మాట, ఎవరూ లేని ఒంటరి నేల ఇంక నీదే, నువ్వే ఏలుకో, నేను ఇంక ఏ యుద్ధము చేయను, చక్కగా ఏలుకో. మరి నేనేం చేస్తానంటే మృగ చర్మాలు ధరించుకుని నేను అరణ్యానికి పోతాను, ఇక నిశ్చింతగా నువ్వు అనుభవించు, సుఖంగా అనుభవించు, ఎందుకంటే నీకు ఇప్పుడు బ్రతుకు తెరువు వేరే లేదు కదా అన్నట్టాడు. అది చివరికి ఆ మాట. వెంటనే అంటున్నాడు యుధిష్ఠిరుడు, అబ్బా ప్రతివాడు కూడా దీనంగా ఉన్నప్పుడు భలే మాట్లాడతాడయ్యా, నువ్వు చేస్తున్నది పెద్ద త్యాగంలా కనబడుతోంది కానీ ఇది పిరికితనము. నువ్వు దానమిస్తే నీ రాజ్యం నేను పుచ్చుకుంటానా? క్షత్రియుడు దానం పుచ్చుకోడు, పరాక్రమంతోనే సంపాదించుకోవాలి. అందుకే నువ్వు ఏలుకో, నువ్వే తీసేసుకో అంటే నేను తీసేసుకుంటాను. అది ఎలా తీసుకోవాలి, అలా తీసుకోవాలి కదా, నీ పరాక్రమాన్ని చూపించాలి. అందుకే క్షత్రియుడు దానం పట్టడు సుమా, ఇది అధర్మం అవుతుంది. నిన్ను యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని అనుభవిస్తాను, అది చేయవలసింది. ఎందుకంటే సూదిమొనమోపినంత భూమి కూడా ఇవ్వనని పెద్దల ముందు ఎన్ని మార్లు చెప్పినా అలా ఆ మాట మీద ఉన్నవాడివి, ఇప్పుడు మొత్తం రాజ్యం నాకే ఇచ్చేస్తానన్నంత గొప్పతనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చేతకానితనం వల్ల, పిరికితనం వల్ల, ఒంటరితనం వల్ల, భయం వల్ల ఏర్పడినటువంటి మాట. అందుకు పరాక్రమమే క్షత్రియ ధర్మం తప్ప మరొకటి కాదు సుమా అంటే, అప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇక్కడ, సరైన యుద్ధానికి సిద్ధమే, కానీ ఇంతమంది మీద పడితే యుద్ధం కాదు, మీరే ఎంచుకోండి. ఇక్కడ మీలో ఎవరో ఒకరు, దుష్టజుమ్నుడు కావచ్చు, నకులుడు కావచ్చు, సహదేవుడు కావచ్చు, భీముడు కావచ్చు, నువ్వు కావచ్చు, అర్జునుడు కావచ్చు, ఎవరో ఒకరు యుద్ధానికి రండి, వారితో యుద్ధం చేస్తాను, అందరూ ఒక్కసారి యుద్ధానికి రావద్దు, ఒక్కొక్కరితో యుద్ధం చేస్తాను, పైగా నాకున్నటువంటి ఆయుధంతోనే నేను చేయగలనంటే అప్పుడు అనేకములైనటువంటి మినహాయింపులు ఇస్తాడు ఇక్కడ ధర్మరాజు. సరే ఓ మహాభుజ, యుద్ధానికి నువ్వు సిద్ధమైతే నీతో పోరాడడానికి మేమందరం మీదకి రాం, ఒక్కరే, మిగిలిన వాళ్ళని చూస్తూ ఉంటాం అంతేకాదు. ఇప్పుడు నీకు మరికొన్ని నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఏ ఆయుధాలతో ఏ పరికరాలతో పోరాడగలవో అది మాత్రమే నువ్వు వినియోగించు, దానికి తగ్గట్టే మిగిలిన వాళ్ళు కూడా పోరాడతారు, అంతేగాని బహు ఆయుధాలని మీద ప్రయోగించరు. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఏ ఒక్కడు నీతో పోరాడతాడో ఆ ఒక్కడు ఓడిపోయినా చాలు, మిగిలిన వాళ్ళు కూడా ఓడినట్టే లెక్క కట్టి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తుంది, నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకో అన్నట్టు యుధిష్ఠిరుడు ఎక్కడికి మాట్లాడుతున్నాడో చూడండి. ఏ ఒక్కడిని నువ్వు ఓడించినప్పటికీ కూడా మిగిలిన వాళ్ళందరినీ ఓడించినట్లే అని భావించి నీ రాజ్యం నువ్వే ఏలుకోవచ్చు, మేము ఓడినట్టే భావించవచ్చు అన్నాడు. అంటూ అతడికి ఒక కవచము శిరస్త్రాణము ఏర్పాటు చేసేటండి, వీటిని స్వీకరించాడు దుర్యోధనుడు. ఇంకా అటువైపు యుద్ధానికి యుధిష్ఠుడు అంటున్నాడు, నేనేనా యుద్ధం చేస్తాను ముందన్నట్ట. కొంచెం వాళ్ళు సర్దుకుంటున్న సమయంలో యుధిష్ఠుని పక్కకు పిలిచాడు కృష్ణుడు, ఏమిటా తొందరపాటు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే, ఏమీ తెలియకుండా ఏదైనా ఆలోచించి చెప్పాలి, నువ్వు అనుకున్నావు ఇందులో ఏ ఒక్కడినైనా అతడు ఓడించలేడు ఏ ఒక్కడిని కూడా అని, అందుకే ఎవడైనా సరే నువ్వు కూడా సిద్ధపడిపోతున్నావు, కానీ భీముడి బలమేంటో నీకు తెలియదు, మన దుర్యోధనుడి బలమేమిటో నీకు తెలియదు. దుర్యోధనుడి బలంతో కాస్త పోల్చగలిగిన వాడు ఎవడైనా ఉంటే భీముడే ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భీముని కంటే దుర్యోధనుడు బలవంతుడు. కృష్ణ పరమాత్మ యొక్క సూటి అయిన ఆ దృష్టిని మనం అర్థం చేసుకోవాలండి. ప్రస్తుత పరిస్థితుల్లో భీముని కంటే దుర్యోధనుడు బలవంతుడు ఎలాగూ, ఇది కొంచెం ఆలోచించాలి. అందుకే కృష్ణ పరమాత్మ ముందే చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు ఇక్కడ రుజుమార్గంలో యుద్ధం చేస్తానంటే కుదరదనైనా మాయోపాయం తప్పదని ముందు నుంచే సంసిద్ధం చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈ మాటలు జాగ్రత్తగా ఆడుతున్నాడు. కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి సంపూర్ణమైన అవగాహన అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఎందరూ మహాత్ములైనా ఎక్కడో ఒక దగ్గర చిరు లోపం ఉంటుంది, నాయకుడనే వాడికి ఎక్కడా లోపము లేని సంపూర్ణమైన ధీరోదాత్త గుణాలు ఉండాలి. అలాంటి గుణాలున్నవాడు భారతంలో వెతికితే కృష్ణ పరమాత్మేనండి. అందుకే భారతానికి నాయకుడు ఎవరయ్యా అంటే కృష్ణుడు, మళ్ళీ అలాంటి గుణాలు కలిగిన వాడు త్రేతాయుగంలో రాముడు. అంతే, ధర్మరాజు చాలా మంచివాడే కానీ కృష్ణుని యొక్క దృష్టి వేరు, ఎక్కడా లోపం లేదు మహానుభావుడికి. అందుకే ఇక్కడ ముందే చెప్తున్నాడు, అసలు నేను యుద్ధానికి వెళ్లే ముందు ఎవరి బలములేమిటో అన్నీ పరిశీలించాను. ఏతేన హి కృతాయోగ్య వర్షాణి హి త్రయోదశ ఆయసే పురుషే రాజన్ భీమసేన జిఘాంసయ. అసలు భీముణ్ణి ఇతన్ని పోల్చి చూపిస్తే భీముడు నిజానికి బలం బాగా కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు. కానీ ఇతడి దగ్గరున్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అభ్యాసము బాగా కలిగినవాడు ఇతను. ఒక్కొక్కప్పుడు బలము కంటే అభ్యాసానికే బలం ఎక్కువ. ఇది బాగా తెలుసుకుంటే మనం విజయానికి కావలసిన సూత్రాలు వెతుక్కుంటున్న వాళ్ళు కృష్ణుడికి సూత్రం ఇచ్చినట్టే. మనకు బలం లేకపోయినా అభ్యాసం బాగా చేస్తే సాధించగలము అని ఒక మాట కనబడుతుంది ఇక్కడ. బలి భీమ సమర్థశ్చ, భీముడు బలి సమర్థుడు. కృతి రాజా సుయోధన, సుయోధనుడు కృతి అంటే అన్ని విధములుగా శ్రమపడినటువంటి వాడు, పరిశ్రమ చేసిన వాడు, అభ్యాసం చేసినటువంటి వాడు. అందుకే బలవాన్వా కృతి వేతి, బలవంతుడు కృషి చేసినవాడు, అభ్యాసం చేసినవాడు, ఇద్దరిలో కృతి రాజన్ విశిష్యతే, అందులో అభ్యాసం చేసినవాడే విశిష్టుడవుతాడు. సుమ సర్వో విమృశతే జంతు, ఎప్పుడైతే ఈ మాటలు చెప్తూ ఉన్నాడో అప్పుడు దుర్యోధనుడితో యుధిష్ఠుడు ఒక మాట అంటాట, చూసావా ఇంతమంది వద్దు ఒక్కడే యుద్ధానికి రావాలి, ఎందుకంటే అదే ధర్మం, ఇంతమంది కలిసి ఒకటితో ధర్మం చెయ్యరాదు అని ధర్మాలు చెప్తున్నా. దీన్ని బట్టి మనిషి ఎప్పుడు ధర్మములు చెప్తాడు అంటే తాను ఆపదలో ఉన్నప్పుడు ధర్మాలు వల్లిస్తాడే తప్ప తాను బాగా ఉన్నప్పుడు ఎవడు ధర్మాలు వల్లించడు, ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఇప్పుడు ఏదైతే ధర్మము మాట్లాడుతున్నావో ఈ ధర్మం అభిమన్యుని సంహరించినప్పుడు ఏమైందయ్యా, అడిగాడండి. ఇక్కడ దాచలేదు ఇక్కడ యుధిష్ఠిరుడు. సర్వో విమృశతే జంతు కృచ్ఛ్రస్తో ధర్మదర్శనం, ఇది చక్కగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక శ్లోకం. సర్వే విమృశతే జంతు కృచ్ఛ్రస్తః, కృచ్ఛ్రస్తః అంటే కష్టస్థితిలో ఉన్నప్పుడు ధర్మదర్శనం విమృశతే. ప్రతివాడు అప్పుడు ధర్మము గురించి పరామర్శ విమర్శ చేస్తాడండి, ఇది ధర్మమా అధర్మమా అని. కానీ పరస్థ పిహితం ద్వారం పరలోకస్య పశ్యతి, అదే మంచి పదవిలో ఉంటూ హాయిగా ఉన్నాడు అనుకోండి, వాడికి పరలోకము లేదు ధర్మము లేదు. ఇప్పుడు నీ పరిస్థితి కనబడుతుంది, మరే ధర్మపన్నాలు చెప్తూ ఉన్నావే. మొత్తానికి కృష్ణుడు కూడా చెప్తున్నటువంటి ఈ మాటలు పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలి కనుక నువ్వు సిద్ధపడకు అని చెప్తూ ఉంటే భీమసేనుడు అంటున్నాడు, మధుసూదన నేను ఇతరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు భీమసేనుడు. వెంటనే యుధిష్ఠుడితో అన్నాడు, నువ్వేం ముందుకు వెళ్ళకు, భీమసేనుని వెళ్ళని, ప్రస్తుతానికి అదే కర్తవ్యం అనగానే భీమసేనుడు వచ్చి యుధిష్ఠుడిని కృష్ణుని నమస్కరించి నన్ను ఆశీర్వదించండి అన్నారు. చక్కగా ఆశీర్వదిస్తున్న యుద్ధం చేయి, కానీ గుర్తుపెట్టుకో, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అన్నట్ట. అది చాలా సూచన ఇచ్చారండి ఇక్కడ. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అంటే తొడల మీద కొట్టు అని చెప్పకుండా మరోలా చెప్పాడు ఆయన. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో అని చెప్పాడు ఇక్కడ. ప్రతిజ్ఞ ఏమిటి? రంభోరు నిజోరు దేశమున యుండగ బిల్చున యుద్ధరాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ కథాభిగాత భగ్నోరు తలోరు చేసిన సుయోధను ఉగ్రరణాంగనంబునన్. అది కదా నువ్వు అన్నది, భగ్నోరు తలోరు, ఇది ప్రతిజ్ఞ. అది అయితే తొడని ఎందుకు కొడతానంటే, మహాసాధ్యైనటువంటి ద్రౌపదిని ఇక్కడ కూర్చొని తొడ చూపించాడు, ఆ పాపం అనుభవించవలసింది చెప్పండి. ఇక్కడ ఇక్కడ ధర్మమా అధర్మమా మీమాంస లేదు, ఇక్కడ శిక్ష అది. ఇది తెలుసుకోండి, ఇక్కడ అది యుద్ధం కాదు శిక్ష, రెండికి తేడా ఉన్నది. శిక్షలో యుద్ధం చేయరు. ఒక తలార్ని ఉరితీసేటప్పుడు ఆ నాయకుడు వెళ్ళి రా మన ఇద్దరం యుద్ధం చేద్దామన్నాడు. ఇక్కడ శిక్ష శిక్షే, అది శిక్ష, అతను చేసిన పాపానికి శిక్ష. అందుకే నీ ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకో అన్నాడు అంతే చాలు ఇక్కడ. అంటే అలాగైతేనే కానీ మరి చావడన్న విషయం ఇక్కడ ఉన్నది. కానీ ముందే ఆ మాట చెప్తే భీమసేను నిరుత్సాహపడతాడు. అందుకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, మాట్లాడి తీరు. పైగా కృతి బలి అనే మాట ఆయన యుధిష్ఠిరునితోనే చెప్పాడు, కానీ భీమసేనుడితో మాట్లాడలేదు. ఆ తర్వాత వీళ్ళు యుద్ధానికి సన్నద్ధులు అవుతూ ఉంటే యాత్రలన్నీ పూర్తి చేసుకుని బలరాముడు అక్కడికి వచ్చాడు. ఈ బలరాముడిని గుచ్చంగా అర్థం చేసుకోవాలండి, ఈయన అంశావతారమే. అంశ గనక పూర్ణం కాదు గనక అంశకు ఉండవలసిన అవలక్షణాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సిందే. బలరాముడు నిజానికి మనం అంశావతారంగా నమస్కరించాలి, కానీ కొంత తామస లక్షణం ఉన్నదని ఒప్పుకోవలసిందే. ఎందుకంటే మొట్టమొదటే కృష్ణుడు పాండవ పక్షం వహించేటప్పుడు తాను కొంచెం దుర్యోధన పక్షం ఉన్నప్పటికీ కృష్ణుడికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యలేను గనక, దుర్యోధనుడిపై అభిమానాన్ని వదులుకోలేను గనక నేను యుద్ధంలోనే పాల్గొను అన్నాడు. ఒకటి నయంలేండి, కృష్ణుడి మాట మీద అంత ప్రేమ ఉన్నది, ఆ మాటను గౌరవిస్తాడు. తన మనస్సులో ఇష్టం లేకపోయినా కూడా అది ఉన్నది ఇక్కడ విషయం. ఈ బలరాముడు యాత్రలన్నీ పూర్తి చేసుకొచ్చాడు. అందులో ఇద్దరూ ఆయన శిష్యులే, ఇటు భీమసేనుడు అటు దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడు పెద్దల్ని కాకాపడ్డంలో చాలా పెద్దవాడని నిన్ననే మనం చెప్పుకున్నాం. అందుకు బలరాముడికి చాలా సులభమైనటువంటి ప్రేమ ఉన్న దుర్యోధనుడిపై. మొత్తానికి ఈ సమయంలో ఓహో నా ప్రియ శిష్యుడు దుర్యోధనుడు, ఇటువైపు భీముడు యుద్ధం చేయబోతున్నారు, ఇది నేను చూస్తాను అన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు, అన్నా చక్కగా యుద్ధంలో నీ శిష్యులు నేర్పడుతున్నాను చూద్దు కానీ నాతో పాటు కూర్చో అన్నట్టు. ఇక్కడ అంటే ఇప్పటికి 42 రోజుల యాత్రలన్నీ చేసి వచ్చానయ్యా, నేను పుష్య నక్షత్రంలో బయలుదేరాను, శ్రవణ నక్షత్రంలో తిరిగి వచ్చాను, ఇప్పుడు వీళ్ళిద్దరు శిష్యుల యొక్క యుద్ధ పరాక్రమాన్ని చూసి ఆనందిస్తున్నాను అంటూ తాను తిరిగిన యాత్రా తీర్థక్షేత్ర విశేషాలు ఇక్కడ చెప్తారండి. అయ్యా నిజానికి మంచి యుద్ధం పట్టులో ఉంటే క్షేత్రాలు తీర్థాలు కథలు రాస్తాయండి వ్యాసుడు. ఏమిటా టెక్నిక్ రచనలో? అదే గొప్ప టెక్నిక్. మహాత్ములు అలాగే చేస్తారండి. ఒక నిజానికి ఒక చేతబడికి సంబంధించిన కథని విశ్వనాథ్ వారు బాణావతి అనే పేరుతో రచించారు. రచనా శిల్పం అంటే ఏమిటో నేటి సాహితీ వేత్తలకు తెలియడం కోసం మాట చెప్తున్నాను ఇక్కడ. నిజానికి చేతబళ్ళ మీద, ఇదే చేతబళ్ళ మీద మనకి రాత్రి నిద్ర పట్టనివ్వకుండా ఒళ్ళు గగురు పొడిచి మానసిక రోగులను చేసేటట్టు పుస్తకాలు రచించిన వాళ్ళ గురించి మనకు తెలుసు. కానీ అలాంటి ఒక చేతబడి వృత్తాంతాన్ని తీసుకుని ఎక్కడ జుగుప్సా భయము కలిగించకుండా ఎంత చక్కని తర్కములతో ధర్మములతో మేళవిస్తూ అద్భుతమైన పుస్తకాన్ని బాణావతి అనే పేరుతో విశ్వనాథుడు వారు రచించారు. ఎందుకంటే ఋష్యాంప్రదాయం తెలిసిన వాడు కనుక ఒక బీభత్సమైన సన్నివేశాన్ని చెప్పేటప్పుడు కూడా దాన్ని ధర్మ మర్యాదలతో పవిత్రమైన దివ్య చరిత్రలతో కలిపి కానీ ఇవ్వగలిగినట్లయితే అటువంటి బీభత్స రసాలు భయానక రసాలు మన మనస్సుల్ని బలహీనపరచకుండా వాటిని ఆస్వాదిస్తూనే పటువుగా నిలబడుతూ ధర్మమునందు నిలబడుతూ కూర్చిన ఆనందాన్ని ఇస్తుందట. అందుకే జటావలువులు పురుషోత్తం గారు భారతీయ వాంగ్మయం గురించి చెప్తూ ఒక మాట అన్నారండి, ఇతర దేశాల్లో ఉన్న సాహిత్యాల్లో ఎన్ని రసాలు ఉన్నాయో అన్నీ భారతీయ సాహిత్యంలో కూడా ఉన్నాయి, కానీ భారతీయ ఋషి వాంగ్మయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎన్ని రసాలు అంటే ఈస్థెటిక్స్, ఎన్ని కల్పనలు ఎన్ని అలంకారాలు చూపించినా వీటిలో ఉన్న సౌందర్యం పేరు ధర్మరమణీయత అని ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఇక్కడ ధర్మం మధ్య పెడతాడండి ఇక్కడ. లేకపోతే అంత బీభత్సమైనటువంటి సన్నివేశంలో ఒక్కసారి కూర్చుని బలరాముడు వచ్చి క్షేత్రయాత్రలు చెప్తుంటాడు, మీరు అందరూ కూర్చుని వింటారు. అది మనం కూడా కూర్చుని వింటే మనకు చాలా పుణ్యం వస్తుంది, కానీ భారతం పూర్తి కాదు. అందుకు నేను ప్రస్తుతం వాడికి నమస్కారం చేస్తున్నాను ఇక్కడ. ఈ సన్నివేశంలోనే అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం ఒకటి వస్తుంది. సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం మనకి అరణ్య పర్వంలో కనబడుతుంది. స్వామి జననం, స్వామి పరాక్రమం, అసుర సంహారం అద్భుతంగా. మళ్ళీ ఇందులో ఈ శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం. ఇవి పేర్లు అనుకున్న మనం తరించిపోతాం, విస్తారంగా చెప్పకపోయినా సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం శ్రవణం చేసి స్మరణం చేస్తే ధర్మ విజయము లభిస్తుంది, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఫలశ్రుతి, అది మన దేశానికి లభించుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి తీర్థయాత్ర క్షేత్రయాత్ర వివరాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మనం యుద్ధానికి మడుగు దగ్గర కాదు, యుద్ధం చేయవలసింది. ఈ ప్రక్కన సమంతక క్షేత్రం ఉందయ్యా, పవిత్రమైన క్షేత్రం, అక్కడ మనం యుద్ధం పెట్టుకుంటే అక్కడ పోయేవాడికి ఇంకా పవిత్రత వస్తుంది కనుక అక్కడికి వెళ్ళి మనం యుద్ధం విద్యను అక్కడ ప్రదర్శించే ఏర్పాట్లు చేద్దామన్నాడు బలరాముడు. ఆ మాట ప్రకారంగా సమంతక పంచకముల వద్దకు చేరుకున్నారు అక్కడ కురుక్షేత్రంలో. ఇప్పుడు భీమ దుర్యోధనుల మధ్య గదాయుద్ధం, ఇది కూడా చాలా విశేషంగా వర్ణిస్తాడు. ఇక్కడ దుర్యోధనుడు పరాక్రమం చూపిస్తుంటాడు, భీమసేనుడు పరాక్రమం చూపిస్తున్నాడు. కొన్ని దెబ్బలకి దుర్యోధనుడు పడతాడు, కొన్ని దెబ్బలకి భీముడు పడుతుంటాడు. ఇది చూస్తూ చూస్తూ ఉండగా అక్కడ భీముడి గదని దుర్యోధనుడు విసిరికొట్టిన సందర్భం ఉన్నది. అదేవిధంగా దుర్యోధనుడి గదని కూడా భీముడు విసిరు కొడతాడు. చిట్ట చివరికి భీముడు తన గదని ఎప్పుడైతే సుయోధనుడు విసిరిపెట్టాడో వెంటనే మహాకోపంగా ఆయన వైపు వస్తూ ఉంటాడ. ఎలాగైనా నిలువురుద్దామని ప్రయత్నిస్తూ ఉంటే చాలా అలవోకగా ఒక భంగిమలో గదని తీసుకుని దుర్యోధని తొడలపై దాన్ని ప్రయోగిస్తాడు. ఆ ప్రయోగించడానికి కూడా ఒక సంకేతాన్ని అర్జునుడి ద్వారా అందిస్తాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అది ఎలాగో అంటే సరిగ్గా ఈ సన్నివేశం మొదలయ్యే ముందు, అంటే భీముడు గదని విసిరే ముందు అర్జునుడు ఇటువైపు కృష్ణ పరమాత్మ మాట్లాడుకుంటూ ఉంటారు. జనార్దన, ఇప్పుడు ఇద్దరు పరాక్రమం చూస్తుంటే ఎవరు వీరులో నిర్ణయించడం కష్టం. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన దగ్గర కూడా ఇదే సమస్య వచ్చిందండి. అప్పుడు అశ్వత్థామ వెళ్ళి నిలువరించడం, కృపాచార్యులు నిలువరించడం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న వారికి మరి గుర్తు చేయనక్కర్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళ పరాక్రమం అంత సమవుజ్జీగా ఉన్నది. ఇక్కడ ఒక సమయంలో అయితే దుర్యోధనుడి పరాక్రమానికి భీముడి కవచం పగిలిపోయి నెత్తురొస్తుంది. అలాంటి సన్నివేశం అక్కడ. అటువంటి సమయంలో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉందంటావు, ఎవరికి ఎక్కువ గుణం ఉందంటావు అంటే ఇద్దరు అధ్యయనంలో సమానమైన అధ్యయనం చేసినప్పటికీ కూడా అధ్యయనము సమానము, బలములో భీముడు భిన్న. చూడండి ఎంత చక్కగా కృష్ణ పరమాత్మ బలాబలాలు అంచనా వేయడంలో అధ్యయనంలో ఇద్దరు సమానం, బలంలో భీముడు భిన్న, కానీ అభ్యాసంలో మాత్రం దుర్యోధనుడు భిన్న, ఇందులో సందేహం లేదు. కానీ నేను ధర్మబద్ధంగానే యుద్ధం చేస్తాను అని అనుకుంటూ ఉంటే మాత్రం ఇప్పుడు వీడిని గెలవలేము, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు మనము ధర్మ సూక్ష్మాన్ని ఆశ్రయించాలి. ధర్మ సూక్ష్మం అంటే ఏమిటో అర్థం మనం చెప్పుకున్నాం. బయటికి అధర్మము వలె కనబడుతున్నప్పటికీ కూడా ప్రయోజనంలో ధర్మము నుంచుకుని చేసే పని ధర్మ సూక్ష్మము అని అంటారు ఇక్కడ. దాన్ని మనం ఇప్పుడు చూపించాలి. పైగా అది ఇప్పుడు కొత్తగా సంకేతం కాదు, భీముడు ఇదివరకు సభలో అన్నదే. అందుకే కొన్ని పనులు జరగడం కోసం భగవంతుడు కొందరు నోట పలికిస్తాడండి. ఇది గొప్ప విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది. నిజానికి ఎంత వ్యూహం భీముడిది కాదు, యుధిష్ఠిరునిది కాదు, మరెవరిది వ్యూహం అంతా? కృష్ణుడిదా. అందుకే భగవద్గీత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ స్వామి ప్రకటించాడు. ఆయన అనేక విశ్వరూపాలు అనేక చోట్ల చూపించాడు, కానీ అర్జునుడికి చూపించిన విశ్వరూపం మాత్రం కాలస్వరూపం, కాలం. ఒక్కొక్క విశ్వరూపానికి ఒక్కొక్క కలెక్షన్ ఉంటుంది. అది తెలుసుకోవాలంటే కృష్ణతత్వం అంటూ వేరే ప్రత్యేక ప్రవచనంలో ఇదివరకు మనం తెలుసుకున్నాం, మళ్ళీ ఎప్పుడైనా సందర్భం ఉంటే చూద్దాం. యుద్ధభూమిలో ఆయన అర్జునుడికి చూపించింది కాలస్వరూపం. కాలం యొక్క వ్యూహం అలా ఉంటుందండి. నిజానికి తొడల మీద కొడితే తప్ప చావని దుర్యోధనుడు ఆ విషయం ఇంకా తెలియని సమయంలోనే తొడ మీద పగలగొడతాననేటువంటి భీమసేని ప్రతిజ్ఞ జరిగింది. ఇది ఆశ్చర్యం. దీన్ని బట్టి ప్రణాళికలు ఎలా జరుగుతాయో ఆలోచించండి. ఇక్కడ అప్పటికేమీ తెలియదు, అందుకే ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకో అన్నాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ తొడల మీద కొడితే గాని వాడు దెబ్బతినడయ్యా అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుకి చెప్పగానే, పైగా శత్రుశేషం వీడు మిగిలేడు, వీడిని మనం పూర్తి చేయక తప్పదు. అబుద్ధిరేషా మహతి ధర్మరాజస్య పాండవ యదేక విజయే యుద్ధం ప్రణితం ఘోరమిదృశం సుయోధన కృతి వీర ఏకాయనగతస్తథా. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న దానిలో వీరుల్ని అంచనా వేసి చెప్పడం ఏంటో ఆయనకు తెలుసండి, సామాన్యుడు కాడు ఆయనకి. ఏకాయన గత అని ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏకాయన గతుడు ఈ దుర్యోధనుడు. ఏకాయన గతుడు అంటే ఇప్పుడు వీడికి సహజంగా ఉన్న అభ్యాసంతో వచ్చిన బలం కాకుండా మరొక బలం వీడుకున్న సుమ, అది ఒక ప్రత్యేకం వీడికి. ఆ బలం ఈయనకి లేదు భీముడికి. ఏమిటా బలం అంటే, ఒక్కొక్కసారి తన వాళ్ళందరూ పోయిన తర్వాత మరొక ఆధారం లేనప్పుడు ఒక మొండి బలం ఒకటి వస్తుంది. ఆ మొండి బలం ఏంటంటే, చంపితే వాడిని చంపుతా, చస్తే నేను చస్తా అని చెప్పి తనలో ఉన్న సర్వబలాన్ని బయటపెడతాడట. అభ్యాసం చేత అసలే బలము కలిగిన వీడు ఇప్పుడు దాన్ని కూడా చూపించాడే అనుకో, మరీ ప్రమాదం. అందుకు నువ్వు అదనెరిగి సైగ చెయ్యన్నట్ట. అప్పుడు అర్జునుడు సైగ చేశాడు. అది కూడా కనులు సైగ చేస్తూ సంకేతంతో తొడల వైపు చూపించాడు. అది గమనించాడు దుర్యోధనుడు. అయినప్పటికీ సరే భీముడు తన యొక్క గదని విడిచిపెట్టాడు. ముహూర్తకాలంలో ఆ గద వచ్చి దుర్యోధను తొడలను పగలబెట్టింది. వెంటనే కూలబడిపోయాడు ఆయన. కూలబడిపోయిన వెంటనే అప్పుడు బలరాముడు ఒక్కసారి లేచట్ట, ఛీ ఏమిటి పని, భీముడు చేసింది అధర్మ యుద్ధము, ఇది కూడా సుమా అని. ఇటు యుధిష్ఠిరుడు కూడా చాలా బాధపడతాడు, ఏమిటి ఇలా జరిగింది అనేటువంటి మాట. పైగా మరొక పని చేస్తాడట, ప్రతిజ్ఞ తొడలు పగలగొడతాను, యుద్ధభూమిలో వీడి తలని నా కాలితో తంతానన్నాడు రెండు. ఇక్కడ నిజానికి పడిపోయిన వీరిని తలని కాలితో తన్నడం కూడా దోషమే. అవి నిజానికి యుద్ధనీతికి విరుద్ధమైనప్పటికీ కూడా వీడు చేసిన పాపానికి నేను ఆ యుద్ధనీతిని కూడా అతిక్రమించి శిక్షిస్తానని అక్కడ మాట అన్నాడు. అప్పుడే ఎవరు ఆపలేదా ఆయన్ని, అంటే చేస్తానని చెప్పేటప్పుడు సత్యప్రతిజ్ఞుడైనటువంటి క్షత్రియుడు ప్రతిజ్ఞ నిలుపుకోవాలి గనక కదలలేనటువంటి దుర్యోధని తలను కూడా కొట్టేట, కొట్టి ఎడం పాదమిత తల మీద పెట్టేటండి. ఇక్కడ ఇప్పుడు ఎవరొచ్చి చూస్తారో చూడండి అన్నాడు. ఇక్కడ నిజంగా మహోగ్రమైనటువంటి సన్నివేశం. ఇక్కడ ఆ సమయంలో అరే ఆ తల మీద పాదం పెట్టడం తీ తీ అన్నట్టండి ధర్మరాజు. వచ్చి అంటున్నాడు, ఇది కూడా సుమా, ఇప్పుడు ధర్మాన్ని అతిక్రమించక నీకు ఒక వేదన కలిగింది ఒప్పుకుంటాం, ఎందుకంటే కడుపు రగులుకుపోయింది. ఒక సాధ్వీమణి అంత పరాభవిస్తున్నప్పుడు నిజానికి అక్కడికక్కడే చంపవలసినటువంటి సన్నివేశం. అప్పుడు యుద్ధము ఇవి కాదు శిక్షే. ఆ రగిలికిపోయిన దుఃఖంతో ఇప్పుడు ఈ పనిచేసావు గనక కొంచెం నిన్ను నువ్వు సంభాళించుకుని నువ్వు పక్కన నిలబడు అని అంటూ ఉంటే ఆ లేచి వెంటనే, భీమా నువ్వు చేస్తున్నది ఏమిటి ఛీ అన్నాడు బలరాముడు. నేను మెత్తన సుమాను నా శిష్యుడివైనా, ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు అందులో గదా యుద్ధం చేసేటప్పుడు నాభి క్రింది భాగంలో కొట్టరాదనేది నియమం, నువ్వు ఆ నియమాన్ని అతిక్రమించావు గనక నిన్ను నేను ఇప్పుడు సంహరిస్తాను. నాగలు పట్టుకుని బలరాముడు భీముడి మీదకు వస్తూ ఉండగా ఒక్కసారి లేచారు కృష్ణ పరమాత్మ. లేచి వినయంగా బలముగా పట్టుకున్నట్ట నన్నని, పట్టుకుని తీరుని ఎలా వర్ణిస్తున్నారు ఇక్కడ, ప్రయత్నపూర్వకంగా బలంగా వినయముగా. అన్నగారు కదా చాలా గౌరవం, అన్నా ఇలా ఆగు అని చెప్పి ఒక్కసారి అలా పట్టేటండి, పట్టి దగ్గరికి లాగాడు భీమసేనుడి మీదకి వెళ్లకుండా. ఆ సమయంలో ఆ తెల్లని బలరామునికి పట్టుకున్న నల్లని కృష్ణుడు ఎంతో అందంగా కనబడుతున్నాడు. యా అన్నాడు ఇక్కడ, ఇది వెండి కొండ కాటుకు కొండ కలిసినట్టు ఉంది అని వర్ణిస్తున్నాడు. నీలాచలం ఒకటి రజతాచలం ఒకటి కలిసినట్టుందిట. నీలమోహనుడు అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లని వాడైన బలరాముడు అలా పట్టుకుని చూడు, ఎప్పుడైనప్పటికీ కూడా ఇక్కడ జరిగిన దానిలో అధర్మము లేదు అని నా అభిప్రాయం అన్నాడు కృష్ణ పరమాత్మ. చక్కగా చెప్తున్నాడు ఈయన, ఎందుకంటే కృష్ణుడు ఎవరు మెప్పు కోసమో చెప్పడు, ఏది ధర్మమో ధర్మ సూక్ష్మమో వివరిస్తూ ఉంటాడు. ఇక్కడ యుద్ధనీతి ప్రకారంగా ధర్మాన్ని ప్రకటించాలి, కానీ అలా ధర్మాన్ని ప్రకటించేటప్పుడు అధర్మానికి బలమొస్తోంది అన్నప్పుడు దాన్ని పక్కకి తిప్పడానికి నీతులు చాలా ఉన్నాయి. రాజనీతి శాస్త్రం చాలా విస్తారన్న ఆయన, ఆ రాజనీతిలో అనేక మినహాయింపులు అనేక రకములైనటువంటి విశేషాలు ఉంటాయి, ఎక్సెప్షన్స్ అంటుకుంటారు, అలాంటివి చాలా ఉంటాయి రాజనీతి శాస్త్రంలో. అందులో కూటనీతిని మరొకటి ఉన్నది. కూటనీతి అధర్మాన్ని దెబ్బతీయడానికి కూటనీతిని ప్రయోగించవచ్చు. ఇది ఎలాంటిది అంటే ధర్మబద్ధంగా పాలన చేస్తున్నటువంటి వాడికి బలము తక్కువై మొత్తం నాశనం చేయడానికి వచ్చిన అధర్మపరుడికి బలము ఎక్కువైనప్పుడు ఈ బలహీనుడు నేను ధర్మబద్ధంగానే యుద్ధం చేస్తాను అంటే సామూహిక ప్రయోజనం దెబ్బతింటుంది. అప్పుడు చేయవలసింది అంటే ఒకనొక కూటనీతిని ఆశ్రయించాలి. అది దేనికోసం, ధర్మరక్షణ కోసం, వ్యక్తి స్వార్థం కోసం కాదు, సమూహ రక్షణ కోసం. ఆ దోషం లేదు. పైగా మహాపాపాత్ముడైన దుర్మార్గుణ్ణి వధించకపోతే లోకానికి క్షేమం లేదు కనుక వాడిని కొట్టేటప్పుడు అటువంటి కూటనీతిని ఆశ్రయించాలి. దీనికి మనకు ప్రమాణము బృహస్పతి రచించిన రాజనీతి శాస్త్రము, శుక్రాచార్యులు వారు రచించిన రాజనీతి శాస్త్రము. అంటే కృష్ణుడు ఒక మాట ఆడాడంటే నేను చెప్తున్నాను విను అని మాత్రమే కాకుండా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతోనూ భగవద్గీతలో చెప్పినట్లుగా శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నాడు. ఇక్కడ లోకక్షేమం కోసం స్వార్థరహితులై సర్వప్రజాక్షేమాన్ని మాత్రమే ఆశించేటువంటి ఆచార్య దేవులు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ సుయోధనుడు తన ప్రతిజ్ఞని తాను నెరవేర్చుకున్నాడు. అంతేకాదు, ఇతడు తొడలు పగిలి చస్తాడనేది ఒక దైవ నిర్ణయం. నీకు తెలుసో లేదో మైత్రేయ మహర్షి వెళ్ళినప్పుడు గుర్తుందా అని కృష్ణుడు అడగలేదు, నేను అడుగుతున్నాను. మైత్రేయుడు, మైత్రేయ మహర్షి వ్యాస మహర్షి తీసుకువెళ్ళినప్పుడు ఆ మైత్రేయుణ్ణి అవమానిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు మైత్రేయుడు ఒక జలం నీళ్లకు తీసుకుని చేతులకు తీసుకుని ఏ తొడ తాను చరుస్తూ నాతో చాలా అభినయంగా మాట్లాడాడో ఆ తొడ యుద్ధములో బ్రద్దలవుతుంది అని మైత్రేయ మహర్షి శపించాడు. ఇక్కడ వెంటనే ధృతరాష్ట్రుడు భయపడిపోయి మహర్షిని శాపాన్ని వెనక్కి తీసుకోని, లేదు ఉపసంహరించాను నేను, ఇతడు ఇప్పటికైనా బుద్ధి మారి మన అర్జున్నితో ధర్మరాజుతో సంధి చేసుకుంటే ఈ ప్రమాదం అతనికి ఉండదని చెప్పాడు మైత్రి మహర్షి. మరి మహర్షి వాక్కు సార్థకం అవ్వాలి, ఇన్ని ఉంటాయే వెనకాల, అందుకు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇందులో భీముడు ప్రతిజ్ఞాపాలనము, మైత్రేయ మహర్షి యొక్క శాపము, ఈ రెండూ జరిగాయి గనక ఇందులో కోపం అనేది ఏమీ లేదు. పైగా తప్పు లేదు గనక నువ్వు కోపగించుకోకు, పాపం లేని చోట కోపం ఉండకూడదు. నువ్వు ఆలోచించు, మనకు చాలా దగ్గర వాళ్ళు మన మేనత్ పుత్రులైన పాండవులు, ధర్మబద్ధంగా ఆలోచించు. ఇప్పటి వరకు ఇద్దరు చేసినటువంటి దుష్టకృత్యములు నీకు తెలియవా? గతం పురుష సర్దూలో హత్వా నైకృతకం రణి అధర్మో విద్యతే నాత్ర యద్భీమో హతవా నృపుం. కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, అధర్మో విద్యతే నా అత్ర, ఇక్కడ అధర్మం అనేది లేదు. ఎందుకంటే ఇతడు నైకృతికం, నైకృతికం అంటే వంచనాపరుడు, వంచనాపరుణ్ణి వంచనతో కొట్టడం దోషము లేదు. ఇది ఒక పెద్ద శాస్త్ర నియమంట. అందుకే మాయావినం, మాయావి అయినటువంటి వాడికి మాయయాయవ, మాయతోనే యుద్ధం చేయాలయ్యా. పైగా ఇతర బ్రతుకులో ఎక్కడా కూడా మెచ్చుకునే గుణములు ఏమున్నాయి చెప్పు దుర్యోధనుల్లో పాండవుల పట్ల? జన్మ ప్రభృతి లుబ్ధశ్చ, పుట్టిన దగ్గర నుంచి లోభి, ఎలాగోలాగా తనది మాత్రమే కాకుండా అవతల వారిది కూడా దోచుకోవాలని. పాపశ్చైవ దురాత్మవాన్ నిహతో భీమసేనేన దుర్బుద్ధి కులపాంసన. ఇంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. పైగా ఇతడు చేసినటువంటి దుర్మార్గములు నీకు తెలియవా? గుర్తు తెచ్చుకో ఒక్కొక్కటి కూడా. ఏ విధంగా ఆనాడు జ్యూతం పేరుతో వంచన కాకపోతే అదేమిటది? అది ధర్మబద్ధమైన జ్యూతమా? అది వంచనని ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు అది వంచనని. ఆ వంచన చేశారు. అంతేకాదు సభలో ఏ నియమాన్ని ఆశ్రయించి ద్రౌపదిని అవమానించారు? ఒక్క కారణం చాలని ఆ రోజు మనం చెప్పుకున్నాం. నిజంగా ఘట్టంతో తాదాత్మ్యం చెందినట్టు విన్న ఎవరైనా విని ఉంటే నిజంగా వాళ్లే భీమసేనుడి స్థానాలు ఉంటే వీళ్ళు పగలకూడదామని అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే ఆ ద్రౌపదిని అవమానించిన తీరు అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఒకటి వదిన, రెండు రాజవనిత, ఒక మహాపతివ్రత, వాళ్ళ సభల్లోకే రారు. అవన్నీ ఎంత ఏడిపించాడు. ఒక స్త్రీని ఏడిపిస్తే మాత్రం నువ్వు ఎన్ని ధర్మపన్నాలు వెళ్ళవేసినా దెబ్బతింటావు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంతవరకు స్త్రీని దుఃఖపెట్టిన వాడబడి చరిత్రలో బాగుపడలేదండి. అంత అవమానించారు ఇక్కడ. రావణాసురుడికి ఏమైంది? తపస్సంతా క్షీణించలేదు. చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అందుకే రామాయణం కానీ భారతం కానీ మనకు చెప్తున్నది ఏంటంటే, అర్థము చేత కానీ కామము చేత కానీ ధర్మ విరుద్ధంగా స్త్రీని బాధ పెడితే తత్ఫలితం అనుభవించక తప్పదు అని రెండు చెప్తున్నాయి ఇక్కడ. అది చాలదా? ఆ తర్వాత అభిమన్యుని కొట్టిన తీరు, అంటే కృష్ణుడు చిట్టా ఎంత స్పష్టంగా గుర్తుపెట్టుకున్నాడో చూడండి. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు వీడికి తెలియదు, కానీ శిక్ష వేసిన వాడికి ఎందుకు వేశానో మొత్తం తెలుసు ఇక్కడ. వీడి గత చరిత్రలు ఇన్ని ఉన్నాయి. ఇన్ని కూటనీతులు కలిగిన వాడిని, వంచనాశిల్పం తెలిసిన వాడిని వంచనాశిల్పంతోనే కొట్టాలి. అలా కొడితేనే వంచినందుకు వంచనతో దెబ్బతిన్నా అన్న క్షణమైన మరణ సమయంలో పశ్చాత్తాపం కలిగితే అతడు పాపముచే విడవబడి యుద్ధభూమిలో మరణించి ఉత్తమ లోకాలకు వెళ్ళగలడు. ఇప్పుడు ఒక విధంగా దుర్యోధనుడు అనుగ్రహించినట్లే ఇది ఆలోచించాలండి ఇక్కడ. ఈ విధంగా చెప్పి అందుకన్నా నిస్సందేహంగా ఇందులో అధర్మం అనేది లేదు అన్నట్టు. కృష్ణుడు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు సర్దుకుపో అనడండి, స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే చెప్తూ దుర్యోధనుడు రుజుమార్గంలో పోరాడినా మరణించాడు, అందుకే విషయం జరిగినది అంటే బలరాముడికి ఉక్రోషం వచ్చిందిరా. కృష్ణుడు ఇది కౌటిల్య ధర్మాన్ని చెప్పాడన్నాడు. అంటే సాధించడం కోసం మరొక రూపంలో ధర్మాన్ని ఆశ్రయిస్తే కౌటిల్యం, వంకర తిరగడం అన్నమాట. కౌటిల్య ధర్మాన్ని ఆశ్రయించాడు. నా మనస్సు ప్రసన్నం కాలేదు కానీ కృష్ణుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించను గనక నేను వెళ్ళిపోతున్నాను. ఏమైనా భీముడికి అపఖ్యాతి మాత్రం నిలిచిపోతుంది. యుద్ధంలో చిట్ట చివరికి మాత్రం చక్కగా ప్రవర్తించినందుకు గాను దుర్యోధనుడు ఉత్తమమైనటువంటి లోకాలకు వెళతాడు అని బలరాముడు చెప్పి వెళ్ళాడు. అది తప్పకుండా పొందుతాడు. ఎందుకు పొందడు ఆయన మాత్రం? ఈ విధంగా చెప్పి బలరాముడు వెళ్ళిపోయాడు. బలరాముడి విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బలరాముడు చాలా రైట్ అని మనం అనుకుంటే తప్పు. బలరాముడు స్థూల ధర్మాన్ని చెప్పాడు, కృష్ణుడు సూక్ష్మ ధర్మాన్ని చెప్పాడు. ఇంతే రెండికి తేడా ఇక్కడ. బలరాముడి యొక్క పొరపాట్లు, బలరాముడి ఆవేశాలు ఒక్కొక్కప్పుడు ధర్మవిరుద్ధం అవ్వడం మనకి భారతంలో భాగవతంలో కూడా కనబడుతుంది. ఇదే తీర్థయాత్రల సమయంలో ఆయన ఒక చోట నైమిషారణ్యానికి వెళ్ళేటప్పటికల్లా సూత పౌరాణికులు వారు ప్రవచనం చెప్తూ ఉన్నారు. ప్రవచనం చెప్తున్నటువంటి వాడిది బ్రహ్మస్థానం. ఎదురుగా ఎంత పెద్దవాడు ఉన్నప్పటికీ కూడా తాను ఆ స్థానంలోంచి నమస్కరించరాదు, లేచి నిలబడరాదు. ఇది నియమం అండి, అది బ్రహ్మస్థానం. అప్పుడు ఋషులు వాళ్ళు అది మర్యాద. ఎప్పుడైతే భీముడు మన బలరాముడు వచ్చారో అక్కడున్న శౌనకాది మహర్షులందరూ నమస్కరించట. సూత పౌరాణికులు సంప్రదాయాన్ని అనుసరించి నమస్కరించలేదు. వెంటనే అతను అహంభావంతో ఇతను నన్ను అవమానించాడని చెప్పి అక్కడ దొరికిన దర్భపులను అభిమంత్రించి సూతుడి మీద వేశాడు. సూతుడు మరణించాడు. వెంటనే నమస్కరించిన శౌనకాది మునులు ఓరి పాపాత్ముడా, ఇక్కడి నుంచి పో, నువ్వు బ్రహ్మహత్యా పాతకం చేసావు కాబట్టి నువ్వు ఉంటే ఇక్కడ దేవతలు పితృదేవతలు గారు పో అన్నట్టు. ఇప్పుడే అవతార పురుషాన్ని స్తుతించేటప్పుడు పొమ్మంటున్నారు. ఎందుకంటే ఎంత అవతార పురుషుడైనా ధర్మం తెప్పితే మేము గౌరవించాం. ఇది భారతీయ సంస్కృతి అండి, ఇది తెలుసుకోవాలి. అందుకే వేదధర్మానికి విరుద్ధమైన వాడు అవతార పురుషుడైనా అవతారాన్ని గౌరవిస్తాం కానీ మతాన్ని స్వీకరించమని చెప్పినటువంటి సంస్కృతి మనకి, తెలుసుకోండి. ఇక్కడ అవతారాన్ని గౌరవించు, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించు. అప్పుడు గజగజ మునికాడు, చూసారా? ఇప్పుడు ఏం చేయాలన్నాడు, నువ్వు చేసిన పాపం చెప్పుకుంటూ తీర్థయాత్రలు మునిగి ముందు మళ్ళీ పునః ఉపసంహరించి నేను బతికించు. బతికించినంత మాత్రం నీ పాపం పోదు, నేను బతికించి తిరిగి స్నానములు చేసి శుద్ధుడువు కా అని విధిని చెప్తారు. ఇది కేవలం బలరాముడి యొక్క ఆవేశాన్ని, అహంభావాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. ఎక్కడ కృష్ణుడిని తక్కువ అనుకుంటామనే బాధతో ఈ విషయం చెప్పామే తప్ప బలరాముడిని తక్కువ చేయలేదు. ఆయన అలా ఉండనివ్వండి. కృష్ణుని యొక్క ధర్మ సూక్ష్మానికి మనం నమస్కారం చేసుకుందాం. అటు తర్వాత కృష్ణ పరమాత్మ కానీ రాముడు కానీ గొప్ప విషయం ఏంటంటే, అవతలవాడు నువ్వు చేసిన ధర్మమే అని ఒప్పుకుని మరణించేటట్టు చేశారండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. లేకపోతే వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం రాకపోతే వాళ్ళు శుద్ధులు కారు. శుద్ధులు కాకపోతే ఉత్తమ లోకాలకు వెళ్ళలేరు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే వాలిని కొట్టినప్పుడు కూడా ఒక్క బాణానికి చచ్చేటట్టు కొట్టలేదు, ఇంకా కొంచెం ప్రాణం ఉండేటట్టు కొట్టాడు. ఎందుకంటే తర్వాత వాలి తిడతాడు, తిడితే వాలికి సమాధానం చెప్పాడు, వాలి ఒప్పుకున్నాడు. దెబ్బతిన్న వాలి ఒప్పుకున్నప్పుడు మనకి ఎందుకంటే గోళ, మనం తిట్టేవాడికి 10 తిట్లు తిట్టాడు ఆయన, వాలి కూడా 10కి 100 సమాధానాలు చెప్పాడు రామచంద్రమూర్తి. నోరు మూసుకుని కోతిని కదా, నీ ధర్మము నాకు అర్థం కాలేదయ్యా, క్షమించు అని పశ్చాత్తాపం చెందాడు వాలి. ఆ పశ్చాత్తాపం వల్ల దివ్యత్వాన్ని పొందగలిగాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ యుద్ధభూమిలో ఎవడు పోయినా ఉత్తమ లోకాలకు వెళ్తాడు, కానీ పశ్చాత్తప్తుడై కానీ వెళితే వాడికి ఇంకా వస్తుంది పశ్చాత్తాపం, మిగలాలండి. అందుకోసం ఎందుకు కొట్టాడో చెప్పాలి. ఇప్పుడు దుర్యోధనుడికి, ఇప్పుడు పాండవులకి నడుమున జరిగిన సంభాషణ చాలా విశేషం. ఇప్పుడు యుధిష్ఠుడు తలదించుకున్నట్ట, అర్జునుడు కూడా తలదించుకున్నాడు. వెంటనే వెళ్ళి ఎప్పుడైతే బలరాముడు వెళ్ళిపోయాడో తిన్నగా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ యుధిష్ఠునితో. అవును, నువ్వేంటా పనిచేసావు, అతడు అలా తలని కొడుతూ ఉంటే కాలితో అధర్మం అని నీకు అనిపించలేదా అని అడిగట్టాడు యుధిష్ఠుడిని కృష్ణుడు. చూడండి ఎలా మాట్లాడుతుంటాడు ఇక్కడ యుధిష్ఠుడు. ధర్మం కాదని నేను, అధర్మం కాదని నేను అన్నుగాని ఇతడు ప్రతిజ్ఞ పట్టాడు తలను కొడతానని. ఎందుకంటే ధర్మరాజు ధర్మం చెప్పడంలో తనవారిని కూడా చూడ కదా, అందుకే యుధిష్ఠుడు చేత అనిపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. చూడు ఎంత చక్కగా, ఒకటి తలను కొడతాను యుద్ధ భూమిలోను ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ సభలో చేస్తే పోనీ 7 చేళ్ళే అని ఊరుకోవచ్చు, కానీ దుశ్శాసనుడు గుండె చీల్చినప్పుడు ఒక ప్రతిజ్ఞ అయింది, 2వ ప్రతిజ్ఞ మిగిలింది. దుర్యోధనుడు తల పగలగొడతాను, మన తొడ పగలగొడతాను, తలని కాలుతో తంతాను అన్నాడు ఆయన ఎక్కడ యుద్ధంలో. అప్పుడేం జరిగింది, అప్పుడు నిజానికి నెత్తురు తాగాడా? తాగలేదు, అది కర్ణుడు కనిపెట్టాడు అని చెప్పుకున్నాం. అంతేకాదు అది కూడా ఎందుకు తాగాడంటే, అంతవరకు అక్కడ విర్రవీగుతున్నటువంటి దుశ్శాసనుడి యొక్క తమ్ముళ్ళు వాళ్ళు భయపడ్డానికి పనిచేశాడు, తాగినట్టు. కానీ తాగలేదు, నిన్ననే మనం చెప్పుకున్నాం ఇక్కడ నెత్తురు తాగలేదు. కానీ ప్రతిజ్ఞ మాత్రం పట్టాడు ఇక్కడ. ఆ ప్రతిజ్ఞ పట్టగానే దుర్యోధనుడు వెనక్కి వెళ్ళిపెట్టాడు, భయపడ్డాడు. అక్కడ వాడికి లోపల ఉంది భయం, కనుక చిన్న ధైర్యం ఉంది. ఏమిటంటే నాకు పైన ఎవడు కొట్టలేడు, అది కూడా పెద్ద ధైర్యం ఉందండి. ఇక్కడ కొట్టినా నాకు మీద పని చేయదు, అదేమిటో తర్వాత తెలుసుకుందాం. ప్రధానం ప్రస్తుతం మాత్రం అంశంలో ప్రవేశిద్దాం. మొత్తానికి యుధిష్ఠిరుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిజ్ఞ పట్టాడు కదా, ఒకటి. 2, ఇన్నాళ్ళు 13 ఏళ్ళ దుఃఖం ఉందయ్యా భీముడు కడుపులో. ఆ దుఃఖం ఎంత అవమానం, రగులుకుపోతుంది. పోనీ తామేదైనా చక్కగా వేదాంతమో చర్చ చేసుకుంటూ చల్లగా ఉందామంటే ద్రౌపది ఎగదొస్తుంది మాటి మాటికి కూడా. చుట్టూ పట్టుకుని లాగాడు, వస్త్రాపహరణం చేశాడు, అతడేమో తొడ చూపించాడు, వీడి వల్లే కదా ఇంత జరిగిందని బాధపడుతూనే ఉన్నది. ఒక్కసారి అన్నాళ్ళ ఎదురు చూస్తున్న ప్రతిజ్ఞ నెరవేరగానే ఆ ఉక్రోషం, ఆ దుఃఖం కూడా బయటకు వచ్చింది. అదొక మానవ స్వభావం, దానితో ఒక్కసారిగా నిగ్రహం కోల్పోయాడు. అది కనుక 2-3 కారణాల వల్ల ఇది నేను ధర్మమని అన్నుగాని అధర్మమని నిర్ణయించలేను అన్నట్టు యుధిష్ఠిరుడు చక్కగా చెప్పు, అదే సత్యం అన్నట్టు కృష్ణ పరమాత్మ. చూడండి ఇక్కడ చక్కగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇతర పాంచాల వీరులు, పాండవ వీరులు భీమసేను ప్రస్తుతించారు. ప్రస్తుతించగానే కృష్ణుడు అన్నట్ట, ఇప్పుడు అసలే దెబ్బతిన్న వాడిని పరుశువచనాలతో మరింత చంపకండియ్య పాపం అన్నట్ట. ఇది నిజానికి అధిక్షేపం, జాలి కాదు ఇది, అధిక్షేపం, ఎత్తిపడం. పాపం చూసేవా, అసలు పాపాత్ముడైన వాడు ఎంత గొప్ప ప్రతాపం చూపించినా, వాడు పాపాత్ముడు మన కోపం కలిగినా అసహాయుడై ఉన్నప్పుడు మాత్రం జాలి పడాల్సిందే. ఏం చేస్తాం అంటూ ఉంటే మహాకోపం వచ్చింది దుర్యోధనుడికి. ఎవరి మీద? కృష్ణ పరమాత్మ మీద. వచ్చి వెంటనే అంటున్నాడు, కంస దాసస్య దాయాదా అన్నాడు. ఇక్కడ కంసుని దాసునికి పుట్టినవాడా అన్నట్టు ఇక్కడ ఒకటే మాట. ఇక్కడ అంత క్రూరంగా సంబోధించారు చూడండి, కంస దాసస్య దాయాదా, నువ్వు అధర్మంగా నన్ను పడగొట్టావు, ఇప్పుడు వంచన చేసావు. నువ్వు చెప్పగా అర్జునుడు కనుసైగ చేయడం నేను చూడలేదనుకున్నావా? నువ్వు చేసింది ఇప్పటివరకు వంచనే. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం, అక్కడే కాదు తత అన్యాన్యపు యోధవీరా, నన్ను కూడా నువ్వు అలాగే కొట్టావు. అలాగే కొడతానని కొట్టకముందే చెప్పాడు ఆయన, అర్జునుడికి అర్థమైంది అది. ఇక్కడ సరే మొత్తానికి నువ్వు కపటోపాయం ఇప్పటివరకు అన్ని వైపులా చూపించావు, నీకు సిగ్గు లేదు, జాలి లేదయ్యా, కానీ నువ్వు అవతార పురుషుడు, మహాత్ముడు, అందరూ కీర్తిస్తున్నారు. ఓ దుర్బుద్ధి, నువ్వు చేసినవన్నీ ఏమిటో ఒక్కసారి ఆలోచించి సెకండ్ని ముందు పెట్టుకుని భీష్ముడిని కొట్టావు. అదేవిధంగా అబద్ధం ఆడించి అర్జునుడి చేత ద్రోణుని కొట్టించావు, రథం కిందకు కూరుకుపోయిన తర్వాత కర్ణుని కొట్టించావు. ఇవేవేనా ధర్మములా? ఇప్పుడు ఇలాగా నా తొడలు పగల కొట్టించు, ఇవి ధర్మములా అన్నాడు. వెంటనే అన్నాడు, నీలాంటి పాపాత్ముడికి ధర్మ సూక్ష్మాలు ఏం తెలిసి ఉంటాయి? నువ్వేదో చదువుకున్నవాడు నువ్వు అనుకుంటూ ఉంటా, అందరూ అంటున్నారు కానీ నువ్వేం చదువుకోలేదు నాకు తెలుస్తుంది. ఇక్కడ రాజనీతి శాస్త్రం చదువుకున్నావా నువ్వు? బృహస్పతి శుక్రాచార్యులు చేసిన ఉపదేశాలు ఎప్పుడైనా విన్నావా నువ్వు? విని ఉంటే ఇలా మాట్లాడేవాడు కావసుమా. నైష శక్షోతి శీఘ్రాస్త్రస్తే చ సర్వే మహారథా రుజుయుద్ధేన విక్రాంత హంతుం యుష్మాభిరాహవ. ఇక్కడ విషయములు ఎన్నో చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు తీవ్రమైన లోభానికి ఆశకు లోబడిపోయి చెయ్యదగని పనులు ఎన్నో చేసావు గనక కృతవాన స్వకర్మాణి విపాకస్తస్య భుజ్యతే. నువ్వు కూడని పనులు చేసిన దాని యొక్క ఫలాన్ని ఇప్పుడు అనుభవించు అన్నాడు. ఇక్కడ నిన్ననే మనం చెప్పుకున్నాం, కృష్ణుడు ధర్మాధర్మ నిర్ణేతగా మాత్రమే కాకుండా కర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు భారతంలో, అది తెలుసుకోవాల్సినది. అందుకే విపాకస్తస్య భుజ్యతే, నువ్వు ఆ చేసిన కర్మ యొక్క విపాకము, కర్మ విపాకం అనుభవించు. ఈ మాట చెప్పాడు, ఇక్కడ చేసిన దాని కర్మ విపాకాన్ని అనుభవించు, ఇప్పుడు ధర్మ పన్నాలు పండుతున్నావే అని చెప్తూ అక్కడ దిగులు పడి ఉన్నటువంటి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జునుడిని దృష్టిని నిమిరి కూర్చోబెట్టాట. కూర్చోబెట్టి దుర్యోధనుడు వింటూ ఉండగా అంటున్నాడు, ఇక్కడ మీరు ఏదో తప్పు చేసేము అనే అపరాధ భావం మీలో ఉంటే తీసేయండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇందులో ఏమీ దోషం లేదు సుమా, ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అవతలివాడు సర్వసాధారణమైన స్థితిలో ఉన్న యోధుడే అయితే మీరు తొడ మీద కొట్టకూడదు, నిజమే. కానీ అతడికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, పైన కొడితే చావడవాడు. ఎందువల్ల ఇది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నూనె రాసిందని పిచ్చి కథలు చెప్పకండి, అది ఎక్కడ లేదు. అది భారతంలో ఎక్కడ వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఏదో నూనె రాసింది, మధ్యలో కృష్ణుడు చాపాడు, అలాగే పద్మవ్యూహం గురించి కడుపులో చెప్తూ ఉండగా కృష్ణుడు చాపాడు, అర్జునుడు కడుపులోనే చెప్పాడు, ఇవన్నీ పిచ్చి కథలు భారతంలో లేవు. ఎక్కడి నుంచి అవిడకు పుట్టాయి అసలు? ఇవే అసలు భారతాలు అయిపోయాయి. అసలు భారతం చెప్తే కోపంగా చూస్తూ ఉంటారు. మొన్న మధ్య ఒక ఆయన అన్నాడు, ఏమిటంటే భీష్ముడి వెనక గురించి అలా చెప్పేశారు, భీష్ముడు వెనక నుండి యుద్ధాలు చేశారు కదా అని. అరే నేను అసలు భారతం చెప్తున్నాను, మరోహం చెప్తున్నా వెనక ఏమిటండి ఇక్కడ బాధ? నిజానికి ఎందువల్ల వీడికి ఎలా వచ్చిందంటే దీనికి సమాధానం అరణ్య పర్వంలోకి వెళ్ళాలి. అందుకే అటెంటివ్గా చదవాలండి భారతాన్ని, ఒకదానికి సమాధానం మరొక దానికి చోట దొరుకుతుంది. రాక్షసులు ఒక మాట అన్నారు, మేము మొత్తం రాక్షసులందరినీ రకరకాల రాజుల రూపంతో పంపించాం భూమిలో వినాశనాలు ఉత్పాతాలు సృష్టించడం కోసం, ధర్మాన్ని దెబ్బతీయడం కోసం ఎందుకు మేము సృష్టించాం? సర్వలోక క్షేమం కలగాలంటే ధర్మం ఉండాలి. అందుకు భగవానుడు దేవతాపక్షపాతి ఎందుకు అవుతాడయ్యా అంటే, దేవతల పని లోకక్షేమం కలిగించడం, అసురుల పని లోకక్షేమానికి భంగపరచడం. అందుకు లోకక్షేమం కలిగించే పని పెట్టుకున్నటువంటి భగవానుడు లోకక్షేమకారకులైన దేవతల పక్షం ఉంటాడు, ఇంతే. ఇంక మరి చెప్పడానికి లేదండి. అంతేగాని ఇదేదో అన్యాయం అనుకుని మనం రాక్షస పక్షం వెళ్ళొద్దు, ప్రమాదం. తెలుసుకోవాల్సిన అంశములు ఇవి. అక్కడ ఈ మహానుభావుడు దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని కూర్చున్నప్పుడు కృత్య లోపలికి తీసుకుపోతుంది రసాతలానికి, అక్కడుందండి కీలకం. అందుకే కొన్ని సన్నివేశాలు చెప్పినప్పుడు ఇది కీలకము, ఇది రహస్యము అని చెప్తున్నాం, అది పట్టుకోవాలి. అక్కడ ఒక మాట అంటారు, మేము తపస్సు చేసి నిన్ను సృష్టించుకున్నాను, నీకు తెలుసా? నువ్వు సామాన్యుడు కావు, కలిపూషుడు అంశ నీలో ఉన్నది, పైగా భయంకరమైన అసుర శరీరం కావాలి అని చెప్పి మేము తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలితంగా మేము ఆరాధించిన రుద్రుడు నీ శరీరాన్ని ఏర్పాటు చేయించాడు. అందులో నాభికి పైభాగమంతా వజ్ర సమానమైన శరీరం, నాభికి క్రింది భాగం కోమల శరీరం తయారైంది నీకు అక్కడ. అంటే ఆ విధంగా వాడు తయారై వచ్చినప్పుడు వాడిని దెబ్బ కొట్టాలి అంటే అక్కడ దెబ్బ కొట్టడం సాధ్యం కానప్పుడు ఎక్కడ దెబ్బ కొడితే దెబ్బ తగులుతుందో అక్కడే. అందుకని అక్కడ కొడితే వాడు నశించడంటే అక్కడే కొడతాడంటే ఎవడైనా పిచ్చివాడు, అది యుద్ధం ఎలా అవుతుంది? అందుకు వాళ్ళు ఒకనొక మానుషాతీతమైన శక్తిని తమ దగ్గర పెట్టుకుని మానుషధర్మ విరుద్ధంగా యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు మనుష్యులకి కేటాయించిన ధర్మానికి అతీతంగా వెళ్ళి మరో ధర్మంతో కొట్టాలి. ఇంత చక్కగా స్పష్టమవుతున్న ఆలోచన. దీన్ని ఆలోచించడానికి ఏమున్నది? ఇది దేవతల మార్గము. ఇది ఎలాగు అంటే, పగలు కాదు రాత్రి కాదు, ప్రాణం ఉన్నవి కాదు ప్రాణం లేనివి కాదు, కనుక వాడిని కొట్టాలి. ఇప్పుడు ఎవడు కొట్టగలడు? కొడితే ప్రాణం ఉన్నవైనా కొట్టాలి, ప్రాణం లేనివైనా కొట్టాలి. కొడితే పగలైనా కొట్టాలి, రాత్రి అయినా కొట్టాలి, వెలుగైనా కొట్టాలి, చీకటైనా కొట్టాలి. రెండు గంధం ఎక్కడ ఉంటుంది? నరమైన మృగమైన రెండు కొట్టలు. అందుకు నరమృగాకృత వచ్చాడు. ఇదేమంటారు? ఇది కపటోపాయం కాదా? దీని వ్యూహము అంటారు. కపటం అనరాదు, ఇది తెలుసుకోవాలి. వ్యూహము అనగా ఎదుటివాడి బలమేమిటో తెలుసుకుని, వాడుకున్న మినహాయింపులు ఏమిటో తెలుసుకుని, వాడుకున్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుని, వాడిని ఎలా కొడితే వాడు దెబ్బ పెడతాడో అలా కొట్టాలి. అలాగే వృత్రాసురుడిని కొట్టినప్పుడు ఇంద్రుడు ఆ ఉపాయాన్ని ఆశ్రయించాడు. రావణ కుంభకర్ణులను కొట్టినప్పుడు రాముడు అదే ఉపాయాన్ని ఆశ్రయించాడు. వెతికి చూడు దేవతలు వేదాల్లో, దేవాసుర సంగ్రామాల్లో, లోకరక్షణ కోసం. అందుకని ధర్మానికి పోతాను ధర్మానికి పోతానంటే ప్రపంచం నశించిపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే ధర్మం నిలబెట్టడానికి, అధర్మాన్ని సంహరించడానికి అవసరమైతే ధర్మ మార్గాన్ని అతిక్రమించైనా అధర్మాన్ని దెబ్బతీయాలి, తద్వారా ధర్మాన్ని నిలపాలి. ఇదే అసలు ధర్మం కృష్ణుడు బోధించింది. అందుకే త్రేతాయుగంలో రాముడు బుద్ధిమంతుడండి, కృష్ణుడు ధర్మాన్ని మార్చాడు అనద్దండి. ఇది సనాతన ధర్మం అంతే. ఇక్కడ వేదములు బోధించినటువంటి ధర్మమే ఇది. అందుకు దేవాసుర సంగ్రామ గాథను ఇక్కడ ఉటంకిస్తాడు. ఇది విశేషం. అందుకే ఇప్పుడు చూపించినటువంటిది, తేహి సర్వే మహాత్మా నశ్చత్వారోతి రథాభువి నశక్ష్యా ధర్మతోహంతుం లోకపాలైరపి స్వయం. మొత్తం కౌరవశ్యంలో అతిరథులు నలుగురు. ఈ నలుగురు కూడా సామాన్యులు గారు. వాళ్ళు బోల్డన్ని వరాలు, బోల్డన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళని కపటోపాయం తప్ప మరొకటి కొట్టడం. అవధ్యుడు స్వచ్ఛందమరణం ఉన్నవాడిని వెలక్ కొడతాడు. అతడు ఇతరులకు మంచి బలాపరాక్రమ సంపన్నుడు మాత్రమే కాదు, అవధ్యుడు స్వచ్ఛందమరణం ఉన్నవాడు ఒకడు. ఇంకొకడు ఆయుధం పట్టుకున్నంతసేపు ఎవరు ఏమీ చేయలేని ప్రత్యేక వరం పొందాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళని ఎలా కొడతారు? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉన్నప్పుడు వారిని అదే విధంగా కొట్టాలి. దాని యొక్క విధి. శాపగ్రస్తుడైనటువంటి వాడిని వాడిని కొట్టేటప్పుడు అది ప్రతివాడికి కూడా ఎందుకు కొడుతున్నానో నీ దోషమంటే చెప్పి మరి కొట్టించాడు కృష్ణ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. వాళ్ళు నోరు మూసారు. దుర్యోధనుడికి చెప్పడం ఇది, వీళ్ళతో చెప్పడం అని చెప్తూ, ఇప్పుడు మీరు దీన్ని మనస్సులో పెట్టుకోకండి, ఇది మీ ధర్మమే అని. పూర్వైరానుగతో మార్గో దేవైరసురఘాతిభి సద్భిశ్చానుగత పంథాః స సర్వైరనుగమ్యతే. పూర్వము దేవతలు అనుసరించిన ఈ మార్గాన్ని సత్పురుషులు ఎందరో అనుసరించారు గనక మీరు బాధపడవద్దు అని చెప్తూ, అప్పుడు వీళ్ళు ఆనందించి నమస్కరించారు. వాసుదేవ, నీ వలన మేము భయంకరమైనటువంటి కౌరవ సేనని జయించగలిగాము. ఏష భ్రాతా సఖా చైవ, నువ్వు మాకు భ్రాతా సఖ, అన్నీ కూడా అయి రక్షిస్తున్నావు. కనుక మనం ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరదామని వాళ్ళ శిబిరాల వైపు వెళుతూ ఉన్నారు వాసుదేవుడితో సహా. అంతసేపు వాసుదేవుడు అర్జునుడు రథం అలాగే ఉన్నదండి. వాసుదేవుడు శిబిరాల దగ్గరికి వెళ్ళినప్పుడు రథాన్ని ఆపాడు. రథాన్ని ఆపి తాను దిగకుండా అర్జున దిగన్నట్ట. ఎందుకు? నేను చెప్పాను కదా దిగు ముందు, ఇందులో ఆయుధాలు కిందకు దించేసి ఎవరికైనా ఇవ్వు అందుకుంటారు పక్కనున్న వారికి. అనగానే రథంలో ఉన్నటువంటి గాంధీవం మొదలుకొని రకరకాల ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆయుధాలు దించేశాడు. తర్వాత నువ్వు దిగు వెంటనే అన్నట్టు. ఇక్కడ కృష్ణుడు మాత్రం దిగలేదు. నువ్వో, నేను దిగుతాను ముందు దిగు అన్నట్టు. ఇక్కడ వెంటనే అర్జునుడు దిగాడు. దిగిన వెంటనే కృష్ణ పరమాత్మ ఒక్కసారి దిగి తన కాలు తీసి దూరంగా తీసుకెళ్ళాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళిన వెంటనే చూస్తూ ఉండగా రథం మొత్తం దగ్ధమైంది అండి ఒక్కసారి. అక్కడ అంతవరకు కృష్ణార్జునులు కూర్చున్న రథం ఒక్కసారిగా దగ్ధమైంది. వెంటనే ఆశ్చర్యచకితులు అయ్యారు. అందుకే దూరంగా తీసుకుపోయేట వాళ్ళందరినీ కూడా. ఏమిటిది ఆశ్చర్యం వేస్తున్నది అన్నట్టు యుధిష్ఠిరుడు. అసలు ఇంతవరకు దీన్ని తగలబెట్టకుండా కాపాడమే ఆశ్చర్యమయ్యా, తగలబెట్టడం ఆశ్చర్యం కాదన్నట్టు. ఏమిటంటే, భీష్ముడితో యుద్ధం జరుగుతున్నప్పుడు, మహావీరుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు నిజానికి కృష్ణుడు అర్జునుడు ఎలా రక్షింపబడ్డారనుకున్నారు? తమ ప్రతాపం చేత మాత్రమే కాదు, వాళ్ళు సామాన్యులు కారు, అతిమానుషమైన ప్రతాపం గలవాళ్ళు. వాళ్ళు వేసిన బ్రహ్మాస్త్రాది అస్త్రాలకి అప్పుడే ఈ రథము తగలబడి ఉండవలసినది. ఆ లోపలికి ప్రవేశించిపోయి అస్త్రాలు రథంలోకి ప్రవేశించి మండించడం మొదలుపెట్టే, నేను నా పాదస్పర్శతో తగలబడకుండా కాపాడేనింతవరకు. అలా యుద్ధంలో ఉన్నంతకాలం, యుద్ధం పూర్తయ్యే వరకు కాపాడుతూ వచ్చాను ఇప్పటి వరకు. మధ్యలో విశ్రాంతి సమయంలో రథం దిగి శిబిరాలకు వెళ్ళినప్పుడు కూడా నా శక్తిని స్పర్శతో అక్కడ ఉంచి వెళ్ళాను. మళ్ళీ మరో యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ నా పాదం పెట్టి కాపాడాను. ఇప్పుడు యుద్ధం పని అయిపోయింది కదా, కనుకనే లోపల మంట దాచుకున్నటువంటి రథం అగ్నిదేవుడు ఇచ్చిన రథం, అగ్నికి ఆగుతయింది కానీ అని అంటాడు. ఇక్కడ చూస్తూ ఉండగా వెంటనే యుధిష్ఠిరుడు అర్జునుడు పాదాల మీద పడిపోయారు. స్వామి, మా ప్రతాపాలు ఏమీ లేవయ్యా, నీ రక్షణ మాత్రమే ఉన్నది, కనుక ఇదంతా నీ రక్షణ వల్ల జరిగింది అని ఎప్పుడైతే పాదాల మీద కృష్ణ పరమాత్మని పడి ఆశ్రయించారో అప్పుడు కృష్ణుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. మరి ఏం చేస్తామయ్యా యుధిష్ఠరా, ఉపప్లావ్యంలో మేము బయలుదేరేటప్పుడు ముందు నువ్వు నాకు ఒక మాట చెప్పు. సర్వసేనాధ్యక్షుడు దుష్టజ్యుమ్నుడైతే సేనాపతిపతి అర్జునుడు, అతడికి పైవాడు అర్జునుడు, అర్జునుడికి పతివి నువ్వు అని అన్నావు అని మధుపర్కమిచ్చి నాకు బాధ్యత అప్పచెప్పావు నువ్వు. మధుపర్కమిచ్చి అంటే పూజించి మధుపర్కమిచ్చి ఒక మాట అన్నావు నువ్వు, గుర్తుందా లేదా? నాకు గుర్తుంది. ఏష భ్రాతా సఖా చైవ తవ కృష్ణ ధనంజయ రక్షితవ్యో మహాబాహో సర్వస్వాపత్స్విటి ప్రభో. ఈ మాట ఎంత చక్కగా ఉన్నా చూడండి ఇక్కడ. ఏష భ్రాతా సఖా చైవ, వీడు నా తమ్ముడు అంటున్నాడు యుధిష్ఠుడు అర్జునుడు చూపించి. వీడు నా తమ్ముడు, నీకు సఖుడు, నీ చేత రక్షింపబడాలి. ఎలాగో సర్వస్వాపత్స్విటి, అన్ని ఆపదల్లో కూడా నువ్వు ఈయన్ని రక్షించుకోవాలి. శ్రద్ధగా వినవలసిన విషయం అండి ఇక్కడ. దుష్టు అటు ఇటు వెళ్ళకూడదు, అంత ముఖ్యమైన అంశం ఇక్కడ. ఎంత అందమైన మాట అంటున్నాడు, సర్వస్వాపత్సు, అన్ని ఆపదల్లో కూడా నా తమ్ముడిని నువ్వు రక్షించుకోవాలని నాకు మధుపర్కమిచ్చి కోరుకున్నావు, మరి ఆ మాట నేను పాటించినా చెప్పు అన్నాడు. అంటే మనం ఏదో మాట వరుసకి నన్ను రక్షించే బాధ్యత నీది అని మనం మర్చిపోవచ్చు, కానీ ఒక్కసారి నువ్వు నావాడవి అంటే ఆయన మర్చిపోడండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్ వ్రతం మమ. అది తెలుసుకోవాల్సిన ప్రధాన మాట. అప్పుడు రామచంద్రుడి మాట, ఇప్పుడు కృష్ణుడి మాట, ఈ రెండు ఒకే నారాయణుని మాట. ఇది తెలుసుకోవాల్సినది. అది పరమాత్మ అభయంలో ఉన్న అద్భుతం. మధుపర్కమిచ్చి అప్పజెప్పేవుగా రక్షించు అని రక్షించుకున్నాను. దీన్ని బట్టి అర్జునుడికి కృష్ణ రక్ష అనేది ఎలా లభించింది? ఇది నిజానికి మానుషాతీతమైన శక్తి అయితే కానీ ఆ అతిమానుషులైనటువంటి కౌరవ సేనలు ఎదుర్కోలేనండి. అందుకే కృష్ణ పరమాత్మే ప్రధానం, అసురనాశనం కోసం ఆయనే పని, వీళ్ళందరూ పనిముట్లు. అదే భగవద్గీత ద్వారా బోధించిన రహస్యం. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, ఆ రహస్యం ఇక్కడ కనుక్కోవాలి. ఇదంతా కూడా మనకి పరమాత్మ యొక్క రక్షణ ఎంత అవసరమో చెప్తున్నాడు. పరమాత్మ రక్షణ కావాలంటే నువ్వు ధర్మబద్ధంగా జీవించాలని చెప్తున్నాడు. ఇదే భారతం యొక్క సారం. భగవద్ రక్ష లేకపోతే ఏదీ సాధించలేవు. భగవద్ రక్ష ఉండాలంటే ధర్మం నీతో ఉండాలి. ఇదే భారతం యొక్క సారభూతమైన వాక్యం అండి.